ఘంటి వై వై ఘంటి ఘంటి వా ఏతదేతద్వై ఘంటి ఘంటి వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతత్ సోమగో సోమమేతద్వై వా ఏతత్ సోమం ఏతత్ సోమగో సోమమేతదేతత్ సోమయ్యత్ సోమమేతదేతత్ సోమయ్యత్ సోమయ్యత్ సోమగో సోమయ్యత విషణ్వంతి విషణ్వంతి యత్ సోమగో సోమయ్యత విషణ్వంతి యత్ విషణ్వంతి విషణ్వంతి యత్ విషణ్వంతి యత్ విషణ్వంతి యత్ విషణ్వంతి యత్ అభిషణ్వంతి యత్ విషణ్వంతి విషణ్వంతి యత్ సౌమ్య సౌమ్యో యత్ విషణ్వంతి విషణ్వంతి యత్ సౌమ్య అభిషణ్వంతి ఇత్యభిశృణ్వంతి యత్ సౌమ్య సౌమ్యో యత్ సౌమ్యో భవతి భవతి సౌమ్యో యత్ సౌమ్యో భవతి సౌమ్యో భవతి భవతి సౌమ్య సౌమ్యో భవతి యథా యథా భవతి సౌమ్య సౌమ్యో భవతి యథా భవతి యథా యథా భవతి భవతి యథా మృతాయ మృతాయ యథా భవతి భవతి యథా మృతాయ యథా మృతాయ యథా మృతాయ నుస్తరణీమనుస్తరణీం మృతాయ యథా మృతాయ నుస్తరణీం మృతాయ నుస్తరణీం మృతాయ మృతాయ నుస్తరణీం ఘంటి ఘంటి నుస్తరణీం మృతాయ మృతాయ నుస్తరణీం ఘంటి అనుస్తరణీం ఘంటి ఘంటి నుస్తరణీమనుస్తరణీం ఘంటి తాదృక్ తాదృక్ ఘంటి నుస్తరణీమనుస్తరణీం ఘంటి తాదృగ్ అనుస్తరణీమిత్యనుస్తరణీం ఘంటి తాదృక్ తాదృక్ ఘంటి ఘంటి తాదృగేవ ఇవ తాదృక్ ఘంటి ఘంటి తాదృగేవ తాదృగేవ ఇవ తాదృక్ తాదృగేవ తత్తదేవ తాదృక్ తాదృ దేవతత్తదేవైవ తద్యద్యత్తదేవైవ తద్యత్ తద్యద్యత్తత్తద్యుదుత్తరార్ధ ఉత్తరార్ధే యత్తత్తద్యుదుత్తరార్ధే యదుత్తరార్ధ ఉత్తరార్ధే యద్యుదుత్తరార్ధే వా భోత్తరార్ధే యద్యుదుత్తరార్ధే వా ఉత్తరార్ధే వా భోత్తరార్ధ ఉత్తరార్ధే వా మధ్యే మధ్యే భోత్తరార్ధ ఉత్తరార్ధే వా మధ్యే ఉత్తరార్ధ ఇత్యుత్తర అర్ధే వామధ్యే మధ్యే వా వామధ్యే వా వామధ్యే వా వామధ్యే వా మధ్యే వా వామధ్యే మధ్యే వాజుహుయాజ్జుహుయాత్ వామధ్యే మధ్యే వాజుహుయాద్ వాజుహుయాజ్జుహుయాత్ వాజుహుయాద్ దేవతాభ్యో దేవతాభ్యో జుహుయాత్ వాజుహుయాద్ దేవతాభ్య జుహుయాద్ దేవతాభ్యో దేవతాభ్యో జుహుయాజ్జుహుయాద్ దేవతాభ్య సమదనో సమదం దేవతాభ్యో జుహుయాజ్జుహుయాద్ దేవతాభ్య సమదం దేవతాభ్య సమతకం సమదం దేవతాభ్యో దేవతాభ్య సమదం దధ్యాత్ సమదం దేవతాభ్యో దేవతాభ్య సమదం దధ్యాత్ సమదం దధ్యాత్ దధ్యాత్ సమతకం సమదం దధ్యాత్ దక్షిణార్థే దక్షిణార్థే దధ్యాత్ సమతకం సమదం దధ్యాత్ దక్షిణార్థే సమదమితి సామదం దధ్యాత్ దక్షిణార్థే దక్షిణార్థే దధ్యాత్ దధ్యాత్ దక్షిణార్థే జుహోత జుహోత దక్షిణార్థే దధ్యాత్ దధ్యాత్ దక్షిణార్థే జుహోతి దక్షిణార్థే జుహోత జుహోత దక్షిణార్థే దక్షిణార్థే జుహోత్యే శేషా జుహోత దక్షిణార్థే దక్షిణార్థే జుహోత్యేషా దక్షిణార్థ ఇది దక్షిణ అర్థే జుహోత్యే శేషా జుహోత జుహోత్యేషా వై వా ఏషా జుహోత జుహోత్యేషా వై ఏషా వై వా ఏషీషా వై పితృణాం పితృణాం వా ఏషీషా వై పితృణాం వై పితృణాం పితృణాం వై వై పితృణాం దిగ్ దిక్ పితృణాం వై వై పితృణాం దిగ్ పితృణాం దిక్ దిక్ పితృణాం పితృణాం దిక్స్వాయాగు స్వాయాం దిక్ పితృణాం పితృణాం దిక్స్వాయాం దిక్స్వాయాగు స్వాయాం దిక్ దిక్ స్వాయామేవైవ స్వాయాం దిక్ దిక్ స్వాయామేవ స్వాయామేవైవ స్వాయాగు స్వాయామేవ దిశి దిశ్యేవ స్వాయాగు స్వాయామేవ దిశి ఏవ దిశి దిశ్యేవైవ దిశి పితృన్ పితృన్ దిశ్యేవైవ దిశి పితృన్ దిశి పితృన్ పితృన్ దిశి దిశి పితృన్ నిరవదయతే నిరవదయతే పితృన్ దిశి దిశి పితృన్ నిరవదయతే పితృన్ నిరవదయతే నిరవదయతే పితృన్ పితృన్ నిరవదయత ఉద్గాతృభ్య ఉద్గాతృభ్యో నిరవదయతే పితృన్ పితృన్ నిరవదయత ఉద్గాతృభ్య నిరవదయత ఉద్గాతృభ్య ఉద్గాతృభ్యో నిరవదయతే నిరవదయత ఉద్గాతృభ్యో హరంతి హరంతి ఉద్గాతృభ్యో నిరవదయతే నిరవదయత ఉద్గాతృభ్యో హరంతి నిరవదయత ఇతి అవదయతే ఉద్గాతృభ్యో హరంతి హరంతి ఉద్గాతృభ్య ఉద్గాతృభ్యో హరంతి సామదేవచ్చ సామదేవత్యో హరంతి ఉద్గాతృభ్య ఉద్గాతృభ్యో హరంతి సామదేవచ్చ ఉద్గాతృభ్యుద్గాతృభ్యరంతి సామదేవచ్చ సామదేవచ్చో హరంతి హరంతి సామదేవచ్చో వై వై సామదేవచ్చో హరంతి హరంతి సామదేవచ్చో వై సామదేవచ్చో వై వై సామదేవచ్చ సామదేవచ్చో వై సౌమ్య సౌమ్యో వై సామదేవచ్చ సామదేవచ్చో వై సౌమ్య సామదేవచ్చ ఇతి సామదేవచ్చ వై సౌమ్య సౌమ్యో వై వై సౌమ్యో యద్యత్ సౌమ్యో వై వై సౌమ్యో యత్ సౌమ్యో యద్యత్ సౌమ్య సౌమ్యో యదేవైవ యత్ సౌమ్య సౌమ్యో యదేవ యదేవైవ యజ్ఞదేవ సాంన సాంన ఏవ యజ్ఞదేవ సాంన దేవ సాంన సాంన ఏవైవ సాంనశ్చంబట్ కుర్వంతి శంబట్ కుర్వంతి సాంన ఏవైవ సాంనశ్చంబట్ కుర్వంతి సాంబట్ కుర్వంతి చంబట్ కుర్వంతి సాంనః సాంబట్ కుర్వంతి తస్య తస్య చంబట్ కుర్వంతి సాంనః సాంబట్ కుర్వంతి తస్య చంబట్ కుర్వంతి తస్య తస్య చంబట్ కుర్వంతి చంబట్ కుర్వంతి తస్యైవైవ తస్య చంబట్ కుర్వంతి చంబట్ కుర్వంతి తస్యైవ చంబట్ కుర్వంతీతి చంబట్ కుర్వంతి తస్యైవైవ తస్య తస్యైవ సస ఏవ తస్య తస్యైవ సః ఏవ సస ఏవైవ స శాంతిః శాంతిః స ఏవైవ స శాంతిః శాంతిశాంతిశాంతిరవశాంతిశాంతిరవశాంతిరవశాంతిశాంతిరవే క్షంత ఈ క్షంతే శాంతిశాంతిరవే క్షంతే అవే క్షంత ఈ క్షంతే వావే క్షంతే పవిత్రం పవిత్రవీక్షంతే వావే క్షంతే పవిత్రం ఏక్షంతే పవిత్రం పవిత్రవీక్షంత ఈ క్షంతే పవిత్రం వై వై పవిత్రమీక్షంత ఈ క్షంతే పవిత్రం వై పవిత్రం వై వై పవిత్రం పవిత్రం వై సౌమ్య సౌమ్యో వై పవిత్రం పవిత్రం వై సౌమ్య వై సౌమ్య సౌమ్యో వై వై సౌమ్య ఆత్మానమాత్మానకో సౌమ్యో వై వై సౌమ్య ఆత్మానం సౌమ్య ఆత్మానమాత్మానకో సౌమ్య సౌమ్య ఆత్మానమేవైవాత్మానకో సౌమ్య సౌమ్య ఆత్మానమేవ ఆత్మానమేవైవాత్మానమాత్మానమేవ పవయంతే పవయంత ఏవాత్మానమాత్మానమేవ పవయంతే ఏ పవయంతే పవయంత ఏవైవ పవయంతే యో యః పవయంత ఏవైవ పవయంతే యః పవయంతే యో యః పవయంతే పవయంతే య ఆత్మానమాత్మానం యః పవయంతే పవయంతే య ఆత్మానం య ఆత్మానమాత్మానం యో య ఆత్మానన్ననాత్మానం యో య ఆత్మానన్న ఆత్మానన్ననాత్మానమాత్మానన్న పరివశ్యేత్ పరివశ్యేన్నాత్మానమాత్మానన్న పరివశ్యేత్ న పరివశ్యేత్ పరివశ్యేన్న పరివశ్యేది తాసు ఋతాసు పరివశ్యేన్న పరివశ్యేది తాసు పరివశ్యేది తాసు ఋతాసు పరివశ్యేత్ పరివశ్యేది తాసు స్యాత్ స్యాది తాసు పరివశ్యేత్ పరివశ్యేది తాసు స్యాత్ పరివశ్యేది పరివశ్యేద్ ఋతాసు స్యాత్ స్యాది తాసు ఋతాసు స్యాదభిదిమభిదరిద్దు స్యాదితాసు ఋతాసు స్యాదభిదిం ఇతాసురితాసు స్యాదభిదిమభిదరిగ్గు స్యాత్ స్యాదభిదలిం కృత్వాదిగ్గు స్యాత్ స్యాదభిదలిం కృత్వాదిం కృత్వాదిమభిదలిం కృత్వాదిమభిదలిం కృత్వా అభిదతిమిత్యభిదలిం కృత్వా కృత్వాే క్షేతే క్షేతావృత్వాే క్షేత అవే క్షేతే క్షేతావే క్షేతస్మిగ్గస్తస్మిన్నేక్షేతావే క్షేతస్మిన్ ఈ క్షేతస్మిగ్గస్తస్మిన్నీక్షేతే క్షేతస్మిన్హి తస్మిన్నీక్షేతే క్షేతస్మిన్హి తస్మిన్హి తస్మిగ్గస్తస్మిన్నహ్యా ఆత్మానమాత్మానకోహి తస్మిగ్గస్తస్మిన్నహ్యా ఆత్మానం హ్యా ఆత్మానమాత్మానకోహి హ్యా ఆత్మానం పరిపశ్యతి పరిపశ్యత్యాత్మానకోహి హ్యా ఆత్మానం పరిపశ్యతి ఆత్మానం పరిపశ్యతి పరిపశ్యత్యాత్మానమాత్మానం పరిపశ్యత్యథో అథో పరిపశ్యత్యాత్మానమాత్మానం పరిపశ్యత్యథో పరిపశ్యత్యథో అథో పరిపశ్యతి పరిపశ్యత్యథో ఆత్మానమాత్మానమథో పరిపశ్యతి పరిపశ్యత్యథో ఆత్మానం పరిపశ్యతీతి పరీపశ్యతి అథో ఆత్మానమాత్మానమథో అథో ఆత్మానమేవైవాత్మానమథో అథో ఆత్మానమేవ అథో ఇత్యథో ఆత్మానమేవైవాత్మానమాత్మానమేవ పవయతే పవయత ఏవాత్మానమాత్మానమేవ పవయతే ఏవ పవయతే పవయత ఏవైవ పవయతే యో యః పవయత ఏవైవ పవయతే యః పవయతే యో యః పవయతే పవయతే యోగతమనా గతమనా యః పవయతే పవయతే యో గతమనా యో గతమనా గతమనా యో యో గతమనా స్యాత్ స్యాత్ గతమనా యో యో గతమనా స్యాత్ గతమనా స్యాత్ స్యాత్ గతమనా గతమనా స్యాత్ స స్యాత్ గతమనా గతమనా స్యాత్ స గతమనా ఇతి గతమనః స్యాత్ స స్యాత్ స్యాత్ సోవావస స్యాత్ స్యాత్ సోవ సోవావస సోవే క్షేతే క్షేతావస సోవే క్షేత అవే క్షేతే క్షేతావే క్షేతయద్యది ఈ క్షేతావే క్షేతయత్ ఈ క్షేతయద్యది ఈ క్షేతే క్షేతయన్మే మేయది ఈ క్షేతే క్షేతయన్మే యన్మే మేయద్యన్మే మనోమనో మేయద్యన్మే మనః మే మనోమనో మే మే మనః పరాగతం పరాగతం మనో మే మే మనః పరాగతం మనః పరాగతం పరాగతం మనో మనః పరాగతయ్యద్యత్ పరాగతం మనో మనః పరాగతయ్యత్ పరాగతయ్యద్యత్ పరాగతం పరాగతయ్యద్వాయత్ పరాగతం పరాగతయ్యద్వా పరాగతమిది పరాగతం యద్వా వాయద్యద్వా మే మే వాయద్యద్వా మే వా మే మే వా మే అపరాగతమపరాగతం మే వా మే అపరాగతం మే అపరాగతమపరాగతం మే మే అపరాగతం అపరాగతమిత్యపరాగతం. రాజ్ఞా సోమేన సోమేన రాజ్ఞా రాజ్ఞా సోమేన తత్తత్ సోమేన రాజ్ఞా రాజ్ఞా సోమేన తత్ సోమేన తత్తత్ సోమేన సోమేన తద్వయం వయం తత్ సోమేన సోమేన తద్వయం తద్వయం వయం తత్తద్వయమస్మాస్వస్మాసు వయం తత్తద్వయమస్మాసు అయమస్మాస్వస్మాసు వయం వయమస్మాసు ధారయామసి ధారయామస్యస్మాసు వయం వయమస్మాసు ధారయామసి అస్మాసు ధారయామసి ధారయామస్యస్మాస్వస్మాసు ధారయామసీతీతి ధారయామస్యస్మాస్వస్మాసు ధారయామసీతి ధారయామసీతీతి ధారయామసి ధారయామసీతి మనోమన ఇది ధారయామసి ధారయామసీతి మన ఇది మనోమన ఇదీతి మన ఏవైవ మన ఇదీతి మన ఏవ మన ఏవైవ మనోమన ఏవాత్మన్నాత్మన్నేవ మనోమన ఏవాత్మన్ ఏవాత్మన్నాత్మన్నేవైవాత్మందాధారదాధారాత్మన్నేవైవాత్మందాధార ఆత్మందాధారదాధారాత్మన్నాత్మందాధారణదాధారాత్మన్నాత్మందాధారణ దాధారణనదాధారదాధారణ గతమనా గతమనానదాధారదాధారణ గతమనా గతమనా గతమనాన గతమనా భవతి భవతి గతమనాన గతమనా భవతి గతమనా భవతి భవతి గతమనా గతమనా భవత్య పాప భవతి గతమనా గతమనా భవత్యప గతమనా ఇది గత భవత్యపాప భవతి భవత్యపవైవ అపభవతి భవత్యపవై అపవైవ అపాపవై తృతీయసవనే తృతీయసవనే వా అపాపవై తృతీయసవనే వైతృతీయసవనే తృతీయసవనే వై వైతృతీయసవనే యజ్ఞో యజ్ఞస్తృతీయసవనే వై వైతృతీయసవనే యజ్ఞ తృతీయసవనే యజ్ఞో యజ్ఞస్తృతీయసవనే తృతీయసవనే యజ్ఞక్రామతి క్రామతి యజ్ఞస్తృతీయసవనే తృతీయసవనే యజ్ఞక్రామతి తృతీయసవన ఇది తృతీయ సవనే యజ్ఞక్రామతి క్రామతి యజ్ఞో యజ్ఞక్రామతి జానాది జానాత్ క్రామతి యజ్ఞో యజ్ఞక్రామతి జానాత్ క్రామతి జానాది జానాత్ క్రామతి క్రామతి జానాతని జానమని జానమి జానాత్ క్రామతి క్రామతి జానాదని జానం ఈ జానాదని జానమని జానమి జానాది జానాదని జానమభ్యభ్యని జానమి జానాది జానాదని జానమభి అని జానమభ్యభ్యని జానమని జానమభ్యాజ్ఞా వైష్ణవ్యాజ్ఞా వైష్ణవ్యాభ్యని జానమని జానమభ్యాజ్ఞా వైష్ణవ్యా అభ్యాజ్ఞా వైష్ణవ్యాజ్ఞా వైష్ణవ్యాభ్యాభ్యాజ్ఞా వైష్ణవ్యర్చ్యాజ్ఞా వైష్ణవ్యాభ్యాభ్యాజ్ఞా వైష్ణవ్యర్చ ఆజ్ఞా వైష్ణవ్యర్చ్యాజ్ఞా వైష్ణవ్యాజ్ఞా వైష్ణవ్యర్చాఘృతస్యాజ్ఞా వైష్ణవ్యాజ్ఞా వైష్ణవ్యర్చాఘృతస్య ఆజ్ఞా వైష్ణవ్యేత్యాజ్ఞా వైష్ణవ్యా అచాఘృతస్య ఘృతస్యర్చ్యాఘృతస్య యజతి యజతి ఘృతస్యర్చ్యర్చాఘృతస్య యజతి ఘృతస్య యజతి యజతి ఘృతస్య ఘృతస్య యజత్యగ్నిరగ్నిర్యజతి ఘృతస్య ఘృతస్య యజత్యగ్నిః యజత్యగ్నిరగ్నిర్యజతి యజత్యగ్నిః సర్వా సర్వా అగ్నిర్యజతి యజత్యగ్నిః సర్వాః అగ్నిస్సర్వా సర్వా అగ్నిరగ్నిః సర్వా దేవతా దేవతా సర్వా అగ్నిరగ్నిః సర్వా దేవతాః సర్వా దేవతా దేవతా సర్వా సర్వా దేవతా విష్ణుర్ విష్ణుర్దేవతా సర్వా సర్వా దేవతా విష్ణు దేవతా విష్ణుర్ విష్ణుర్దేవతా దేవతా విష్ణుర్యజ్ఞో యజ్ఞో విష్ణుర్దేవతా దేవతా విష్ణుర్యజ్ఞ విష్ణుర్యజ్ఞో యజ్ఞో విష్ణుర్ విష్ణుర్యజ్ఞో దేవతా దేవతా యజ్ఞో విష్ణుర్ విష్ణుర్యజ్ఞో దేవతాః యజ్ఞో దేవతా దేవతా యజ్ఞో యజ్ఞో దేవతాశ్చ దేవతా యజ్ఞో యజ్ఞో దేవతాశ్చ దేవతా ఆశ్చర్య దేవతా దేవతా ఆశ్చైవైవ చ దేవతా దేవతా ఆశ్చైవ చైవైవ చ చైవ యజ్ఞం యజ్ఞమేవ చ చైవ యజ్ఞం ఏవ యజ్ఞం యజ్ఞమేవైవ యజ్ఞం చ చ యజ్ఞమేవైవ యజ్ఞం చ యజ్ఞం చ చ యజ్ఞం యజ్ఞం చ దాధార దాధార చ యజ్ఞం యజ్ఞం చ దాధార చ దాధార దాధార చ దాధారో పాగుంషు పాగుంషు దాధార చ దాధారో పాగుంషు దాధారో పాగుంషు పాగుంషు దాధార దాధారో పాగుంషు ఎదతిపాగుంషు దాధార దాధారో పాగుంషు ఎదతి ఉపాగుంషు ఎదతి ఎదత్యు పాగుంషు పాగుంషు ఎదతి మిథనత్వాయ మిథనత్వాయ ఎదత్యు పాగుంషు పాగుంషు ఎదతి మిథనత్వాయ ఉపాగుష్విత్యుపాగుంషు ఎజతి మిథనత్వాయ మిథనత్వాయ ఎజతి ఎజతి మిథనత్వాయ బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో మిథనత్వాయ ఎజతి ఎజతి మిథనత్వాయ బ్రహ్మవాదిన మిథనత్వాయ బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో మిథనత్వాయ మిథనత్వాయ బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో మిథనత్వాయ మిథనత్వాయ బ్రహ్మవాదినో వదంతి మిథనత్వాయేతి మిథునత్వాయ బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి మిత్రో మిత్రో వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి మిత్ర బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి మిత్రో మిత్రో వదంతి వదంతి మిత్రో యజ్ఞస్య యజ్ఞస్య మిత్రో వదంతి వదంతి మిత్రో యజ్ఞస్య మిత్రో యజ్ఞస్య యజ్ఞస్య మిత్రో మిత్రో యజ్ఞస్య స్విష్టగ్స్విష్టం యజ్ఞస్య మిత్రో మిత్రో యజ్ఞస్య స్విష్టం యజ్ఞస్య స్విష్టగ్స్విష్టం యజ్ఞస్య యజ్ఞస్య స్విష్టం యువదే యువదే స్విష్టం యజ్ఞస్య యజ్ఞస్య స్విష్టం యువదే స్విష్టం యువదే యువదే స్విష్టగ్స్విష్టం యువదే వరుణో వరుణో యువదే స్విష్టగ్స్విష్టం యువదే వరుణ యజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమానోయజమాన యజమానో భవతీతి భవతీతీతి భవతి భవతీతి యద్యదితి భవతి భవతీతి యద్ ఇది యద్యదితీరియన్మయీత్రావరుణీం మయీత్రావరుణీ యదితీరియన్మయీత్రావరుణీం యన్మయీత్రావరుణీం మయీత్రావరుణీం యజ్జన్మయీత్రావరుణీం వశాం వశాం మయీత్రావరుణీం యజ్జన్మయీత్రావరుణీం వశాం మైత్రావరుణీం వశాం వశాం మయీత్రావరుణీం మయీత్రావరుణీం వశామారవత ఆరవతే వశాం మయీత్రావరుణీం మయీత్రావరుణీం వశామారవతే మైత్రావరుణీమితి మైత్రావరుణీం వశామాలభత ఆలభతే వశాం వశామాలభతే మిత్రేణ మిత్రేణాలభతే వశాం వశామాలభతే మిత్రేణ ఆలభతే మిత్రేణ మిత్రేణాలభత ఆలభతే మిత్రేణైవైవ మిత్రేణాలభత ఆలభతే మిత్రేణైవ ఆలభత ఇత్యాలభతే మిత్రేణైవైవ మిత్రేణ మిత్రేణైవ యజ్ఞస్య యజ్ఞస్యైవ మిత్రేణ మిత్రేణైవ యజ్ఞస్య ఏవ యజ్ఞస్య యజ్ఞస్యైవైవ యజ్ఞస్య స్విష్టగ్రస్విష్టం యజ్ఞస్యైవైవ యజ్ఞస్య స్విష్టం యజ్ఞస్య స్విష్టగ్రస్విష్టం యజ్ఞస్య యజ్ఞస్య స్విష్టఘోషమయతి శమయతి స్విష్టం యజ్ఞస్య యజ్ఞస్య స్విష్టఘోషమయతి స్విష్టఘోషమయతి శమయతి స్విష్టగ్రస్విష్టఘోషమయతి వరుణేన వరుణేన శమయతి స్విష్టగ్రస్విష్టఘోషమయతి వరుణేన స్విష్టమయతి సూష్టం శమయతి వరుణేన వరుణేన శమయతి శమయతి వరుణేన దురిష్టం దురిష్టం వరుణేన శమయతి శమయతి వరుణేన దురిష్టం వరుణేన దురిష్టం దురిష్టం వరుణేన వరుణేన దురిష్టం నన దురిష్టం వరుణేన వరుణేన దురిష్టం దురిష్టం నన దురిష్టం దురిష్టం నాత్తిమాత్తిం న దురిష్టం దురిష్టం నాత్తిం దురిష్టమితి దుహు ఇష్టం నార్తిమార్తిం నార్తిమార్తిం నార్తిమా ఆర్తిమార్తిమార్తిమార్చత్రుచ్చత్యార్తిమార్తిమార్చతి ఆర్చత్రుచ్చత్యార్చతి యజమానో యజమానార్చత్యార్చతి యజమానః అర్చతేజమానో యజమాన అర్చత్యుర్చతేజమానో యథాయథాయమాన అర్చత్యుర్చతేజమానో యథాయమానో యథాయథాయమానో యజమానో యథా వై వైయథాయమానో యజమానో యథా వై యథా వై వైయథాయథా వైలాంగలేన లాంగలేన వైయథాయథా వైలాంగలేన వైలాంగలేన లాంగలేన వై వైలాంగలేనోర్వరా ముర్వరాన్ లాంగలేన వై వైలాంగలేనోర్వరాణ లాంగలేనోర్వరా ముర్వరాన్ లాంగలేన లాంగలేనోర్వరాం ప్రభిందంతి ప్రభిందం చుర్వరాన్ లాంగలేన లాంగలేనోర్వరాం ప్రభిందంతి ఉర్వరాం ప్రభిందంతి ప్రభిందం చుర్వరా ముర్వరాం ప్రభిందం చేవమేవం ప్రభిందం చుర్వరా ముర్వరాం ప్రభిందం చేవం ప్రభిందం చేవమేవం ప్రభిందంతి ప్రభిందం చేవమృక్సామే అృక్సామే ఏవం ప్రభిందంతి ప్రభిందం చేవమృక్సామే ప్రభిందంతీతి ప్రభిందంతి ఏమృక్సామే అర్క్సామే ఏమేవృక్సామే యజ్ఞం యజ్ఞమృక్సామే ఏమేవృక్సామే యజ్ఞం అర్క్సామే యజ్ఞం యజ్ఞమృక్సామే అర్క్సామే యజ్ఞం ప్రయజ్ఞమృక్సామే అర్క్సామే యజ్ఞం ప్రక్సామే ఇత్యుగోత్సామే యజ్ఞం ప్రయజ్ఞం యజ్ఞం ప్రభింతో భింతః ప్రయజ్ఞం యజ్ఞం ప్రభింతః ప్రభింతో భింతః ప్రభింతో యజ్ఞభింతః ప్రభింతో యజ్ భింతో యజ్ఞభ్యంతో భింతోయన్మయీత్రావరుణీం మయీత్రావరుణీం యద్భ్యంతో భింతోయన్మయీత్రావరుణీం యన్మయీత్రావరుణీం మయీత్రావరుణీం యజ్ఞన్మయీత్రావరుణీం వశాం వశాం మయీత్రావరుణీం యజ్ఞన్మయీత్రావరుణీం వశాం మైత్రావరుణీం వశాం వశాం మయీత్రావరుణీం మయీత్రావరుణీం వశామాలభత ఆలభతే వశాం మయీత్రావరుణీం మయీత్రావరుణీం వశామాలభతే మైత్రావరుణీమితి మైత్రావరుణీం వశామాలభత ఆలభతే వశాం వశామాలభతే యజ్ఞాయ యజ్ఞాయాలభతే వశాం వశామాలభతే యజ్ఞాయ ఆలభతే యజ్ఞాయ యజ్ఞాయాలభత ఆలభతే యజ్ఞాయైవైవ యజ్ఞాయాలభత ఆలభతే యజ్ఞాయైవ ఆలభత ఇత్యాలభతే యజ్ఞాయైవైవ యజ్ఞాయ యజ్ఞాయైవ ప్రభిన్నాయ ప్రభిన్నాయైవ యజ్ఞాయ యజ్ఞాయైవ ప్రభిన్నాయ ఏవ ప్రభిన్నాయ ప్రభిన్నాయైవైవ ప్రభిన్నాయ మత్యం మత్యం ప్రభిన్నాయైవైవ ప్రభిన్నాయ మత్యం ప్రభిన్నాయ మత్యం మత్యం ప్రభిన్నాయ ప్రభిన్నాయ మత్యమన్మవాస్యన్మవాస్యది మత్యం ప్రభిన్నాయ ప్రభిన్నాయ మత్యమన్మవాస్యది ప్రభిన్నాయేది ప్రాభిన్నాయ మత్యమన్వవాస్యన్వవాస్యది మత్యం మత్యమన్వవాస్యది శాంతి శాంత్యా అన్వవాస్యది మత్యం మత్యమన్వవాస్యది శాంతి అన్వవాస్యది శాంతి శాంత్యా అన్వవాస్యన్వవాస్యది శాంతి యాతయామాని శాంత్యా అన్వవాస్యన్వవాస్యది శాంతి యాతయామాని అన్వవాస్యదీత్యనుకవాస్యది శాంతి యాతయామాని యాతయామాని శాంతి శాంతి యాతయామాని వై వై యాతయామాని శాంతి శాంతి యాతయామాని వై యాతయామాని వై వై యాతయామాని యాతయామాని వా ఏతశ్రైకస్య వై యాతయామాని యాతయామాని వా ఏతస్య యాతయామానీతి యాతయామాని వా ఏతశ్రైకస్య వై వా ఏతస్య ఛందాగుంసి ఛందాగుస్యేతస్య వై వా ఏతస్య ఛందాగుంసి ఏతస్య ఛందాగుంసి ఛందాగుస్యేతస్యేతస్య ఛందాగుంసి యోయశ్చందాగుస్యేతస్యేతస్య ఛందాగుంసి ఛందాగుంసి యోయశ్చందాగుంసి ఛందాగుంసి ఈజాన ఈజానోయశ్చందాగుంసి ఛందాగుంసి ఈజాన ఈజాన ఈజానో యోయ ఈజానశ్చందసాన్ ఛందసామీజానో యోయ ఈజానశ్చందసాం ఈజానశ్చందసాన్ ఛందసామీజాన ఈజానశ్చందసామేష ఏష ఛందసామీజాన ఈజానశ్చందసామేష ఛందసామేష ఏష ఛందసాన్ ఛందసామేష రసోరస ఏష ఛందసాన్ ఛందసామేష రస ఏషరసోరస ఏష ఏషరసోయద్యద్రస ఏష ఏషరసోయత్ రసోయద్యద్రసోరసోయద్వశావశాయద్రసోరసోయద్వశాయద్వశావశాయద్యద్వశాయద్వశాయద్వశాయద్వశావశాయన్మయీత్రావరుణీం మయీత్రావరుణీం యద్వశావశాయన్మయీత్రావరుణీం యన్మయీత్రావరుణీం మయీత్రావరుణీం యజ్ఞన్మయీత్రావరుణీం వశాం వశాం మయీత్రావరుణీం యజ్ఞన్మయీత్రావరుణీం వశాం మయీత్రావరుణీం వశాం వశాం మయీత్రావరుణీం మయీత్రావరుణీం వశామాలభత ఆలభతే వశాం మయీత్రావరుణీం మయీత్రావరుణీం వశామాలభతే మయీత్రావరుణీమితి మయీత్రావరుణీం వశామాలభత ఆలభతే వశాం వశామాలభతే ఛందాగుంసి ఛందాగుస్యాలభతే వశాం వశామాలభతే ఛందాగుంసి ఆలభతే ఛందాగుంసి ఛందాగుస్యాలభత ఆలభతే ఛందాగుస్యేవైవ ఛందాగుస్యాలభత ఆలభతే ఛందాగుస్యేవ ఆలభత ఇత్యాలభతే ఛందాగుస్యేవైవ ఛందాగుంసి ఛందాగుస్యేవ పునః పునరేవ ఛందాగుంసి ఛందాగుస్యేవ పునః ఏవ పునః పునరేవైవ పునరా పునరేవైవ పునరా పునరా పునః పునరాక్రీణాది ప్రీణాత్యా పునః పునరాక్రీణాది ఆక్రీణాది ప్రీణాత్యా ప్రీణాత్యయాదయామత్వాయాదయామత్వాయ ప్రీణాత్యా ప్రీణాత్యయాదయామత్వాయ ప్రీణాత్యయాదయామత్వాయాదయామత్వాయ ప్రీణాది ప్రీణాత్యయాదయామత్వాయాథో అథో అయాదయామత్వాయ ప్రీణాది ప్రీణాత్యయాదయామత్వాయాథో అయాదయామత్వాయాథో అథో అయాదయామత్వాయాదయామత్వాయాథో ఛందస్సు ఛందస్వథో అయాదయామత్వాయాదయామత్వాయాథో ఛందస్సు అయాదయామత్వాయేత్యయాదయామాత్వాయ అథో ఛందస్సు ఛందస్వథో అథో ఛందస్వేవైవ ఛందస్వథో అథో ఛందస్వేవ అథో ఇత్యథో ఛందస్వేవైవ ఛందస్సు ఛందస్వేవ రసగోరసమేవ ఛందస్సు ఛందస్వేవ రసం ఛందస్విది ఛందహాసు దేవరసగోరసమేవైవ రసం దధాతి దధాతి రసమేవైవ రసం దధాతి రసం దధాతి దధాతి రసగోరసం దధాతి దధాతి దధాతి దేవా వై వై దేవా దేవా వా ఇంద్రియమింద్రియం వై దేవా దేవా వా ఇంద్రియం వా ఇంద్రియమింద్రియం వై వా ఇంద్రియం వీర్యం వీర్యమింద్రియం వై వా ఇంద్రియం వీర్యం ఇంద్రియం వీర్యం వీర్యమింద్రియమింద్రియం వీర్యం వివి వీర్యమింద్రియమింద్రియం వీర్యం వి వీర్యం వివి వీర్యం వీర్యాభజంతాభజంత వివీర్యం వీర్యాభజంత వ్యభజంతాభజంత వివ్యభజంత తతస్తతో భజంత వివ్యభజంత తత అభజంత తతస్తతో భజంతాభజంత తతో యద్యత్తతో భజంతాభజంత తతో యత్ తతో యద్యత్తతస్తతో యదత్యశిష్యతాత్యశిష్యత యత్తతస్తతో యదత్యశిష్యత యదత్యశిష్యతాత్యశిష్యత యద్యదత్యశిష్యత తత్తదత్యశిష్యత యద్యదత్యశిష్యత తత్ అతిగ్రాహ్యాస్తదత్యశిష్యదాత్యశిష్యదతిగ్రాహ్యాస్తదతిగ్రాహ్యాభవన్నభవన్నతిగ్రాహ్యాస్తత్తదతిగ్రాహ్యాభవన్ అతిగ్రాహ్యాభవన్నభవన్నతిగ్రాహ్యాతిగ్రాహ్యాభవన్ అతిగ్రాహ్యాతిగ్రాహ్యాస్తత్తదతిగ్రాహ్యాభవన్నభవన్నతిగ్రాహ్యాస్తత్తదతిగ్రాహ్యాభవన్ అతిగ్రాహ్యాతిగ్రాహ్యాయ్యాగృహ్యంతేంద్రియమింద్రియంద్రియమేవైవేంద్రియంగృహ్యంతేంద్రియమేవ ఇంద్రియమేవైవేంద్రియమింద్రియమేవ తత్తదేవేంద్రియమింద్రియమేవ తద్వీర్యం వీర్యం తదేవైవ తద్వీర్యం తద్వీర్యం వీర్యం తత్తద్వీర్యం యజమానో యజమానో వీర్యం తత్తద్వీర్యం యజమానః వీర్యం యజమానో యజమానో వీర్యం యజమాన ఆత్మన్నాత్మన యజమానో వీర్యం యజమాన ఆత్మన్న యజమాన ఆత్మన్నాత్మన యజమానో యజమాన ఆత్మన్ ధత్తే ధత్త ఆత్మన యజమానో యజమాన ఆత్మన్ ధత్తే ఆత్మన్ ధత్తే ధత్త ఆత్మన్నాత్మన్ ధత్తే తేజస్తేజో ధత్త ఆత్మన్నాత్మన్ ధత్తే తేజ ధత్తే తేజస్తేజో ధత్తే ధత్తే తేజ ఆజ్ఞేయేన ఆజ్ఞేయేన తేజో ధత్తే ధత్తే తేజ ఆజ్ఞేయేన తేజ ఆజ్ఞేయేన ఆజ్ఞేయేన తేజస్తేజ ఆజ్ఞేయేనేంద్రియమింద్రియమా ఆజ్ఞేయేన తేజస్తేజ ఆజ్ఞేయేనేంద్రియం ఆజ్ఞేయేనేంద్రియమింద్రియమా ఆజ్ఞేయేన ఆజ్ఞేయేనేంద్రియమైంద్రేణేంద్రియమా ఆజ్ఞేయేన ఆజ్ఞేయేనేంద్రియమైంద్రేణ ఇంద్రియమైంద్రేణేంద్రియమింద్రియమైంద్రేణ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమైంద్రేణేంద్రియమింద్రియమైంద్రేణ బ్రహ్మవర్చసం ఐంద్రేణ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమైంద్రేణేంద్రేణ బ్రహ్మవర్చసకం శౌర్యేణ శౌర్యేణ బ్రహ్మవర్చసమైంద్రేణేంద్రేణ బ్రహ్మవర్చసకం శౌర్యేణ బ్రహ్మవర్చసకం శౌర్యేణ శౌర్యేణ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసకం శౌర్యేణోపస్తంభనముపస్తంభనకం శౌర్యేణ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసకం శౌర్యేణోపస్తంభనం బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం శౌర్యేణోపస్తంభనముపస్తంభనకం శౌర్యేణ శౌర్యేణోపస్తంభనం వై వా ఉపస్తంభనకం శౌర్యేణ శౌర్యేణోపస్తంభనం వై ఉపస్తంభనం వై వా ఉపస్తంభనముపస్తంభనం వా ఏతదేతద్వా ఉపస్తంభనముపస్తంభనం వా ఏతద్ ఉపస్తంభనమిత్యుపాస్తంభనం వా ఏతదేతద్వై వా ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యైతద్వై వా ఏతద్యజ్ఞస్య ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యైతదేతద్యజ్ఞస్య యద్యజ్ఞస్యైతదేతద్యజ్ఞస్య యద్ యజ్ఞస్య యద్యజ్ఞస్య యజ్ఞస్యేతదిగ్రాహ్యా అతిగ్రాహ్యా యద్యజ్ఞస్య యజ్ఞస్యేతదిగ్రాహ్యా ఎదిగ్రాహ్యాదిగ్రాహ్యాదిగ్రాహ్యాచక్రే చక్రే అధిగ్రాహ్యాదిగ్రాహ్యాచక్రే అధిగ్రాహ్యాచక్రే చక్రే అధిగ్రాహ్యాదిగ్రాహ్యాచక్రే పృష్టాని పృష్టాని చక్రే అధిగ్రాహ్యాదిగ్రాహ్యాచక్రే పృష్టాని అధిగ్రాహ్యాదిగ్రాహ్యా చక్రే పృష్టాని పృష్టాని చక్రే చక్రే పృష్టాని యద్పృష్టాని చక్రే చక్రే పృష్టాని యద్ చక్రే ఇది చక్రే పృష్టాని యద్పృష్టాని పృష్టాని యత్పృష్ఠే పృష్ఠే యత్పృష్టాని పృష్టాని యత్పృష్ఠే యత్పృష్ఠే పృష్ఠే యద్పృష్ఠేన పృష్ఠే యద్పృష్ఠేన పృష్ఠేన పృష్ఠే పృష్ఠేన గృహీయాత్ గృహీయాన్న పృష్ఠే పృష్ఠేన గృహీయాత్ గృహీయాత్ గృహీయాన్న గృహీయాత్ ప్రాంచం ప్రాంచం గృహీయాన్న గృహీయాత్ ప్రాంచం గృహీయాత్ ప్రాంచం ప్రాంచం గృహీయాత్ గృహీయాత్ ప్రాంచం యజ్ఞం యజ్ఞం ప్రాంచం గృహీయాత్ గృహీయాత్ ప్రాంచం యజ్ఞం ప్రాంచం యజ్ఞం యజ్ఞం ప్రాంచం ప్రాంచం యజ్ఞం పృష్టాని పృష్టాని యజ్ఞం ప్రాంచం ప్రాంచం యజ్ఞం పృష్టాని యజ్ఞం పృష్టాని పృష్టాని యజ్ఞం యజ్ఞం పృష్టాని సగుంసం పృష్టాని యజ్ఞం యజ్ఞం పృష్టాని సం పృష్టాని సగుంసం పృష్టాని పృష్టాని సగుంశ్రుణేయశ్రుణేయస్వం పృష్టాని పృష్టాని సగుంశ్రుణేయో సగుంశ్రుణేయశ్రుణేయస్వగుంశ్రుణేయర్యద్యచ్చుణేయస్వగుంశ్రుణేయర్యద్యచ్చుణేయశ్రుణేయర్యదుఖ్యేయచ్చుణేయశ్రుణేయర్యదుఖ్యేయచ్చుణేయశ్రుణేయర్యదుఖ్యేయచ్చుణేయశ్రుణేయర్యదుఖ్యేయచ్చుణేయశ్రుణేయర్యదుఖ్యేయచ్చుణేయశ్రుణేయర్యదుఖ్యేయచ్చుణేయశ్రుణేయర్యదుఖ్యేయచ్చుణేయశ్రుణేయర్యదుఖ్యేయచ్చుణేయశ్రుణేయర్యదుఖ్యేయచ్చుణేయశ్రుణేయర్యదుఖ్యేయచ్చుణేయశ్రుణేయర్యదుఖ్యేయచ్చుణేయ యజ్ఞం యజ్ఞం ప్రత్యంచం గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ ప్రత్యంచం యజ్ఞం ప్రత్యంచం యజ్ఞం యజ్ఞం ప్రత్యంచం ప్రత్యంచం యజ్ఞమధిగ్రాహ్య అధిగ్రాహ్య యజ్ఞం ప్రత్యం ప్రత్యంచ్రాహ్య ఆహ యజ్ఞమధిగ్రాహ్య అధిగ్రాహ్య యజ్ఞం యజ్ఞమధిగ్రాహ్య ఆసం సమధిగ్రాహ్య యజ్ఞం యజ్ఞమధిగ్రాహ్య ఆసం అధిగ్రాహ్య ఆస్తకం సమధిగ్రాహ్య అధిగ్రాహ్య ఆస్తకం శృణేయు శృణేయు సమధిగ్రాహ్య అధిగ్రాహ్య ఆస్తకం శృణేయు అధిగ్రాహ్య ఇత్యధిగ్రాహ్య ఆహ సగం శృణేయు శృణేయు సగం సగం శృణేయుర్విశ్వజితి విశ్వజితి శృణేయు సగం సగం శృణేయుర్విశ్వజితి శృణేయుర్విశ్వజితి విశ్వజితి శృణేయు శృణేయుర్విశ్వజితి సర్వపృష్టే సర్వపృష్టే విశ్వజితి శృణేయు శృణేయుర్విశ్వజితి సర్వపృష్టే విశ్వజితి సర్వపృష్టే సర్వపృష్టే విశ్వజితి విశ్వజితి సర్వపృష్టే గ్రహీతవ్యా గ్రహీతవ్యా సర్వపృష్టే విశ్వజితి విశ్వజితి సర్వపృష్టే గ్రహీతవ్యా విశ్వజితి విశ్వాజితి సర్వపృష్టే గ్రహీతవ్యా గ్రహీతవ్యా సర్వపృష్టే సర్వపృష్టే గ్రహీతవ్యా యజ్ఞస్య యజ్ఞస్య గ్రహీతవ్యా సర్వపృష్టే సర్వపృష్టే గ్రహీతవ్యా యజ్ఞస్య సర్వపృష్ఠ ఇది సర్వపృష్టే గ్రహీతవ్యా యజ్ఞస్య యజ్ఞస్య గ్రహీతవ్యా గ్రహీతవ్యా యజ్ఞస్య సమీర్యత్వాయ సమీర్యత్వాయ యజ్ఞస్య గ్రహీతవ్యా గ్రహీతవ్యా యజ్ఞస్య సమీర్యత్వాయ యజ్ఞస్య సమీర్యత్వాయ సమీర్యత్వాయ యజ్ఞస్య యజ్ఞస్య సమీర్యత్వాయ ప్రజాపతి ప్రజాపతి సమీర్యత్వాయ యజ్ఞస్య యజ్ఞస్య సమీర్యత్వాయ ప్రజాపతి సమీర్యత్వాయ ప్రజాపతి ప్రజాపతి సమీర్యత్వాయ సమీర్యత్వాయ ప్రజాపతిర్దేవేభ్యో దేవేభ్య ప్రజాపతి సమీర్యత్వాయ సమీర్యత్వాయ ప్రజాపతిర్దేవేభ్య సమీర్యత్వాయేతి సమీర్యాత్వాయ ప్రజాపతిర్దేవేభ్యో దేవేభ్య ప్రజాపతి ప్రజాపతిర్దేవేభ్యో యజ్ఞాన్ యజ్ఞాన్ దేవేభ్య ప్రజాపతి ప్రజాపతిర్దేవేభ్యో యజ్ఞాన్ ప్రజాపతిరి ప్రజాపతి దేవేభ్యో యజ్ఞాన్ యజ్ఞాన్ దేవేభ్యో దేవేభ్యో యజ్ఞాన్ వ్యాదిషత్ వ్యాదిషత్ యజ్ఞాన్ దేవేభ్యో దేవేభ్యో యజ్ఞాన్ వ్యాదిషత్ యజ్ఞాన్ వ్యాదిషత్ వ్యాదిషత్ యజ్ఞాన్ యజ్ఞాన్ వ్యాదిషత్ సస వ్యాదిషత్ యజ్ఞాన్ యజ్ఞాన్ వ్యాదిషత్ సహ వ్యాదిషత్ సస వ్యాదిషత్ వ్యాదిషత్ స ప్రియా ప్రియా స వ్యాదిషత్ వ్యాదిషత్ స ప్రియా వ్యాదిషదితి వి ఆదిషత్ స ప్రియా ప్రియా స ప్రియాస్తనోస్తనో ప్రియా స ప్రియాస్తనో ప్రియాస్తనోస్తనో ప్రియా ప్రియాస్తనోరపాపతనో ప్రియా ప్రియాస్తనోరప తనోరపాపతనోస్తనోరపనిన్యపతనోస్తనోరపని అపనిన్యపాపన్యధత్తాధత్తన్యపాపన్యధత్తన్యధత్తాధత్తనిన్యధత్తత్తదసత్తనిన్యధత్తత్తదసత్తాధత్తత్తదగ్రాహ్యాగ్రాహ్యాస్తదత్తాధత్తతగ్రాహ్యా తలదిగ్రాహ్యా అధిగ్రాహ్యాస్తత్తర దిగ్రాహ్యా అభవన్నభవన్నదిగ్రాహ్యాస్తత్తర దిగ్రాహ్యా అభవన్ అధిగ్రాహ్యా అభవన్న భవన్నదిగ్రాహ్యా అధిగ్రాహ్యా అభవన వితనుర్వితనర భవన్న అధిగ్రాహ్యా అధిగ్రాహ్యా అభవన వితను అధిగ్రాహ్యా అభవన వితనుర్వితనర భవన్న భవన వితనస్తస్య దస్య వితనర భవన్న భవన వితనస్తస్య వితనస్తస్య దస్య వితనుర్వితనస్తస్య యజ్ఞో యజ్ఞస్తస్య వితనుర్వితనస్తస్య యజ్ఞ వితనరితను తస్య యజ్ఞో యజ్ఞస్తస్య యజ్ఞ ఇది యజ్ఞస్తస్య తస్య యజ్ఞ ఇది యజ్ఞ ఇది యజ్ఞో యజ్ఞ ఇత్యాహురాహురిది యజ్ఞో యజ్ఞ ఇత్యాహు ఇత్యాహురాహురిది ఇత్యాహురియస్య యస్య ఆహురియస్య ఆహురియస్య యస్య ఆహురాహురియస్య అధిగ్రాహ్యా అధిగ్రాహ్యా యస్య ఆహురాహురియస్య అధిగ్రాహ్యా యస్య అధిగ్రాహ్యా అధిగ్రాహ్యా యస్య అధిగ్రాహ్యా నృశ్యంతే నృశ్యంతేన అధిగ్రాహ్యా అధిగ్రాహ్యా అధిగ్రాహ్యా నృశ్యంతే అధిగ్రాహ్యా ఇత్యరి గ్రాహ్యా నృశ్యంతే నృశ్యంత ఇది నృశ్యంతేన నృశ్యంత ఇది నృశ్యంత ఇది నృశ్యంత ఇది నృశ్యంత ఇత్యప్యమీది నృశ్యంతే నృశ్యంత ఇత్యపి ఇది ఇత్యప్యపీది ఇత్యప్యష్మిష్టోమే ఏగ్మిష్టోమే పీది ఇత్యప్యగ్మిష్టోమే ఏతాన్గ్రహాన్గ్రహాన్ఏతాన్గ్రహాన్ఏతాన్గ్రహాన్ఏతాన్గ్రహాన్ఏతాన్గ్రహాన్ఏతాన్గ్రహాన్ఏతాన్గ్రహాన్ఏతాన్గ్రహాన్ఏతాన్గ్రహాన్ఏతాన్గ్రహాన్ఏతాన్గ్రహాన్ఏతాన్గ్రహాన్ఏతాన్గ్రహాన్ఏతాన్గ్రహాన్ఏతాన్గ్రహాన్ఏతాన్గ్రహాన్ఏతాన్గ్రహాన్ఏతాన్గ్రహాన్ఏతాన్గ్రహాన్ఏతాన్గ్రహాన్ఏతాన్గ్రహాన్ఏతాన్గ్రహాన్ఏతాన్గ్రహాన్ఏతాన్గ్రహాన్ఏతాన్గ్రహాన్ అగ్నిరాగ్నేయమ గృహత గృహతాగ్నేయమగ్ని ఆగ్నేయమగ్నిరగ్నిరాగ్నేయమాగ్నేయమగ్నిరైంద్రమైంద్రమగ్నిరాగ్నేయమాగ్నేయమగ్నిరైంద్రం అగ్నిరైంద్రమైంద్రమగ్నిరగ్నిరైంద్రమింద్ర ఐంద్రమింద్రమింద్ర ఐంద్రమైంద్రమింద్ర శౌర్యగం శౌర్యమింద్ర ఐంద్రమైంద్రమింద్ర శౌర్యం ఇంద్రశౌర్యగం శౌర్యమింద్ర ఇంద్రశౌర్యగం సూర్య సూర్య శౌర్యమింద్ర ఇంద్రశౌర్యగం సూర్య శౌర్యగం సూర్య సూర్య శౌర్యగం శౌర్యగం సూర్యస్తదస్తద సూర్య శౌర్యగం శౌర్యగం సూర్యస్తద సూర్యస్తదస్తద సూర్య సూర్యస్తతో వై వై తదస్ సూర్య సూర్యస్తతో వై తతో వై వై తతస్తతో వైతేతే వై తతస్తతో వైతే వైతేతే వై వైతేరన్యాభిస్తే వై వైతేరన్యాభి ఏన్యాభిరన్యాభిస్తేతేన్యాభిర్దేవతాభిర్దేవతాభిరన్యాభిస్తేతేన్యాభిర్దేవతాభిః అన్యాభిర్దేవతాభిర్దేవతాభిరన్యాభిరన్యాభిర్దేవతాభిర్వ్యావృతం వ్యావృతం దేవతాభిరన్యాభిరన్యాభిర్దేవతాభిర్వ్యావృతం దేవతాభిర్వ్యావృతం వ్యావృతం దేవతాభిర్దేవతాభిర్వ్యావృతం వ్యావృతమిదుషేతే విదుష ఏత ఏతే విదుషో విదుష ఏతే గ్రహ గ్రహ ఏతే విదుషో విదుష ఏతే గ్రహ ఏతే గ్రహ గ్రహ ఏత ఏతే గ్రహ గృహ్యంతే గృహ్యంతే గ్రహ ఏత ఏతే గ్రహ గృహ్యంతే గ్రహ గృహ్యంతే గృహ్యంతే గ్రహ గ్రహ గృహ్యంతే వ్యావృతం వ్యావృతం గృహ్యంతే గ్రహ గ్రహ గృహ్యంతే వ్యావృతం దృశ్యంతే వ్యావృతం వ్యావృతం దృశ్యంతే దృశ్యంతే వ్యావృతమేవైవ వ్యావృతం దృశ్యంతే దృశ్యంతే వ్యావృతమేవ వ్యావృతమేవైవ వ్యావృతం వ్యావృతమేవ పాత్మన పాత్మనైవ వ్యావృతం వ్యావృతమేవ పాత్మన వ్యావృతమితి ఆవృతం ఏవ పాత్మన పాత్మనైవైవ పాత్మన భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ పాత్మనైవైవ పాత్మన భ్రాతృవ్యేణ ఆత్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ పాత్మనా పాత్మనా భ్రాతృవ్యేణ గచ్చతి గచ్చతి భ్రాతృవ్యేణ పాత్మనా పాత్మనా భ్రాతృవ్యేణ గచ్చతి భ్రాతృవ్యేణ గచ్చతి గచ్చతి భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ గచ్చతి ఇమే గచ్చతి భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ గచ్చతి మే గచ్చతిమ ఇమే గచ్చతి గచ్చతి మే లోకా లోకా ఇమే గచ్చతి గచ్చతి మే లోకా ఇమే లోకా లోకా ఇమే లోకా జ్యోతిష్పందో జ్యోతిష్పందో లోకా ఇమ ఇమే లోకా జ్యోతిష్పంద లోకా జ్యోతిష్పందో జ్యోతిష్పందో లోకా లోకా జ్యోతిష్పంద సమావద్వీర్యా సమావద్వీర్యా జ్యోతిష్పందో లోకా లోకా జ్యోతిష్పంద సమావద్వీర్యా జ్యోతిష్పంద సమావద్వీర్యా సమావద్వీర్యా జ్యోతిష్పందో జ్యోతిష్పంద సమావద్వీర్యా కార్యా కార్యా సమావద్వీర్యా జ్యోతిష్పందో జ్యోతిష్పంద సమావద్వీర్యా కార్యా సమావద్వీర్యా కార్యా కార్యా సమావద్వీర్యా సమావద్వీర్యా కార్యా ఇది కార్యా సమావద్వీర్యా సమావద్వీర్యా కార్యా ఇది సమావద్వీర్యా ఇది సమావద్వీర్యా కార్యా ఇది కార్యా కార్యా ఇత్యాహురాహురి కార్యా కార్యా ఇత్యాహు ఇత్యాహురాహురిత్యాహురాజ్ఞేయేన ఆజ్ఞేయేన హృదిత్యాహురాజ్ఞేయేన ఆహురాజ్ఞేయేనాహురాహురాజ్ఞేయేనాస్మిన్నస్మిన్నాజ్ఞేయేనాహురాహురాజ్ఞేయేనాస్మిన్ జ్యోతిర్జ్యోతిర్లోకేస్మిన్నస్మిన్లోకే జ్యోతిః లోకే జ్యోతిర్జ్యోతిర్లోకే లోకే జ్యోతిర్ధత్తే ధత్తే జ్యోతిర్లోకే లోకే జ్యోతిర్ధత్తే జ్యోతిర్ధత్తే ధత్తే జ్యోతిర్జ్యోతిర్ధత్త ఐంద్రేణ ఇంద్రేణ ధత్తే జ్యోతిర్జ్యోతిర్ధత్త ఐంద్రేణ ధత్త ఐంద్రేణ ఇంద్రేణ ధత్తే ధత్త ఐంద్రేణాంతరిక్ష ఐంద్రేణ ధత్తే ధత్త ఐంద్రేణాంతరిక్షే ఐంద్రేణాంతరిక్ష ఐంద్రేణ ఇంద్రేణాంతరిక్ష ఇంద్రవాయు అంతరిక్ష ఐంద్రేణ ఇంద్రేణాంతరిక్ష ఇంద్రవాయు అంతరిక్ష ఇంద్రవాయు ఇంద్రవాయు అంతరిక్షేంతరిక్ష ఇంద్రవాయు ఇంద్రవాయు అంతరిక్షేంతరిక్ష ఇంద్రవాయు ఇంద్రవాయు ఇంద్రవాయు ఇంద్రవాయు సైజో సైజో ఇంద్రవాయు ఇంద్రవాయు సైజో ఇంద్రవాయు ఇంద్ర వాయు సైజో సైజో సైజో శౌర్యేణ శౌర్యేణ సైజో సైజో శౌర్యేణ సైజౌ శౌర్యేణ శౌర్యేణ సైజౌ సైజౌ శౌర్యేణాముష్మిన్నముష్మిన్ శౌర్యేణ సైజౌ సైజౌ శౌర్యేణాముష్మిన్ సయుజావితి సాయుజౌ శౌర్యేణాముష్మిన్నముష్మిన్ శౌర్యేణ శౌర్యేణాముష్మిన్ లోకే లోకేముష్మిన్ శౌర్యేణ శౌర్యేణాముష్మిన్ లోకే అముష్మిన్ లోకే లోకేముష్మిన్ నముష్మిన్ లోకే జ్యోతిర్జ్యోతిర్లోకేముష్మిన్ నముష్మిన్ లోకే జ్యోతి లోకే జ్యోతిర్జ్యోతిర్లోకే లోకే జ్యోతిర్ధత్తే ధత్తే జ్యోతిర్లోకే లోకే జ్యోతిర్ధత్తే జ్యోతిర్ధత్తే ధత్తే జ్యోతిర్జ్యోతిర్ధత్తే జ్యోతిష్మంతో జ్యోతిష్మంతో ధత్తే జ్యోతిర్జ్యోతిర్ధత్తే జ్యోతిష్మంత ధత్తే జ్యోతిష్మంతో జ్యోతిష్మంతో ధత్తే ధత్తే జ్యోతిష్మంతో అస్మా అస్మై జ్యోతిష్మంతో ధత్తే ధత్తే జ్యోతిష్మంతో అస్మై జ్యోతిష్మందోస్మాస్మై జ్యోతిష్మందో జ్యోతిష్మందోస్మాయమే ఎస్మై జ్యోతిష్మందో జ్యోతిష్మందోస్మాయమే అస్మాయమే ఎస్మాస్మా ఇమే లోకా లోకా ఇమే ఎస్మాస్మా ఇమే లోకా ఇమే లోకా లోకా ఇమ ఇమే లోకా భవంతి భవంతి లోకా ఇమ ఇమే లోకా భవంతి లోకా భవంతి భవంతి లోకా లోకా భవంతి సమావద్వీర్యాన్ సమావద్వీర్యాన్ భవంతి లోకా లోకా భవంతి సమావద్వీర్యాన్ భవంతి సమావద్వీర్యాన్ సమావద్వీర్యాన్ భవంతి భవంతి సమావద్వీర్యానేనానేనాన్ సమావద్వీర్యాన్ భవంతి భవంతి సమావద్వీర్యానేనాన్ సమావద్వీర్యానేనానేనాన్ సమావద్వీర్యాన్ సమావద్వీర్యానేనాన్ కృతే కృత ఏనాన్ సమావద్వీర్యాన్ సమావద్వీర్యానేనాన్ కృతే సమావద్వీర్యానికి సమావత్ వీర్యాను ఏనాన్ కృతే కృత ఏనానేనాన్ కృత ఏతానేతాన్ కృత ఏనానేనాన్ కృత ఏతాన్ కృత ఏతానేతాన్ కృతే కృత ఏతాను వై వా ఏతాన్ కృతే కృత ఏతాను వై ఏతాను వై వా ఏతానేతాను వైగ్రహాన్ గ్రహాను వా ఏతానేతాను వైగ్రహాను వైగ్రహాన్ గ్రహాను వై వైగ్రహాన్ బంబా విశ్వవయసో బంబా విశ్వవయసో గ్రహాను వై వైగ్రహాన్ బంబా విశ్వవయసో గ్రహాన్ బంబా విశ్వవయసో బంబా విశ్వవయసో గ్రహాన్ గ్రహాన్ బంబా విశ్వవయసావిత్తామవిత్తాం బంబా విశ్వవయసో గ్రహాన్ గ్రహాన్ బంబా విశ్వవయసావిత్తాం బంబా విశ్వవయసావిత్తామవిత్తాం బంబా విశ్వవయసో బంబా విశ్వవయసావిత్తాంతాభ్యాంతాభ్యామవిత్తాం బంబా విశ్వవయసో బంబా విశ్వవయసావిత్తాంతాభ్యాం బంబా విశ్వవయసావితి బంబా విశ్వవయసౌ అవిత్తాంతాభ్యాంతాభ్యామవిత్తామవిత్తాంతాభ్యామిమ ఇమేతాభ్యామవిత్తామవిత్తాంతాభ్యామిమే తాభ్యామిమ ఇమేతాభ్యాంతాభ్యామిమే లోకా లోకా ఇమేతాభ్యాంతాభ్యామిమే లోకా ఇమే లోకా లోకా ఇమ ఇమే లోకాః పరాంచ పరాంచ లోకా ఇమ ఇమే లోకాః పరాంచ లోకాః పరాంచ పరాంచ లోకా లోకాః పరాంచశ్చ పరాంచ లోకా లోకాః పరాంచ పరాంచశ్చ పరాంచ పరాంచశ్చార్వాంచోర్వాంచశ్చ పరాంచ పరాంచశ్చార్వాంచ చార్వాంచోర్వాంచశ్చ చార్వాంచశ్చ చార్వాంచశ్చ చార్వాంచశ్చ అర్వాంచశ్చ చార్వాంచోర్వాంచశ్చ ప్రప్రచార్వాంచోర్వాంచశ్చ ప్రచ చ ప్రాభురభుః ప్రచ చ ప్రాభురభుః ప్రప్రాభుర్యస్య యస్యాభుః ప్రప్రాభుర్యస్య అభుర్యస్య యస్యాభురభుర్యస్యైవమేవయ్యస్యాభురభుర్యస్యైవం యస్యైవమేవయ్యస్య యస్యైవం విదుష విదుష ఏవయ్యస్య యస్యైవం విదుష ఏవం విదుష విదుష ఏవమేవం విదుష ఏత ఏతే విదుష ఏవమేవం విదుష ఏతే విదుష ఏత ఏతే విదుష విదుష ఏతే గ్రహాగ్రహ ఏతే విదుష విదుష ఏతే గ్రహాః ఏతే గ్రహాగ్రహ ఏత ఏతే గ్రహ గృహ్యంతే గృహ్యంతే గ్రహ ఏత ఏతే గ్రహ గృహ్యంతే గ్రహగృహ్యందే గృహ్యందే గ్రహగృహ్యందే ప్రప్రగృహ్యందే గ్రహగృహ్యందే ప్రగృహ్యందే ప్రప్రగృహ్యందే గృహ్యందే ప్రాస్మాస్మై ప్రగృహ్యందే గృహ్యందే ప్రాస్మై ప్రాస్మాస్మై ప్రప్రాస్మా ఇమ ఇమే స్మై ప్రప్రాస్మా ఇమే అస్మా ఇమ ఇమే స్మాస్మా ఇమే లోకా లోకా ఇమే స్మాస్మా ఇమే లోకా ఇమే లోకా లోకా ఇమ ఇమే లోకాః పరాంచ పరాంచో లోకా ఇమ ఇమే లోకాః పరాంచ లోకాః పరాంచ పరాంచ లోకా లోకాః పరాంచశ్చ పరాంచ లోకా లోకాః పరాంచశ్చ పరాంచశ్చ పరాంచ పరాంచశ్చార్వాంచోర్వాంచశ్చ పరాంచ పరాంచశ్చార్వాంచ చార్వాంచోర్వాంచశ్చ చార్వాంచశ్చ చార్వాంచశ్చ చార్వాంచశ్చ అర్వాంచశ్చ చార్వాంచోర్వాంచశ్చ భాంతి భాంతి చార్వాంచోర్వాంచశ్చ భాంతి చ భాంతి భాంతి చ భాంతి భాంతీతి భాంతి దేవా వై వై దేవా దేవా వై యజ్ఞద్వై దేవా దేవా వై యత్ వై యజ్ఞద్వై వై యజ్ఞే యజ్ఞేయద్వై వై యజ్ఞే యజ్ఞే యజ్ఞే యజ్ఞే కుర్మత కుర్మత యజ్ఞే యజ్ఞే కుర్మత యజ్ఞే కుర్మత కుర్మత యజ్ఞే యజ్ఞే కుర్మత తత్తద కుర్మత యజ్ఞే యజ్ఞే కుర్మత తద్ అకుర్వత తత్తదకుర్వత కుర్వత తదసురా అసురాస్తదకుర్వత కుర్వత తదసురాస్తత్తదసురా అకుర్వత కుర్వత అసురాస్తత్తదసురా అకుర్వత అసురా అకుర్వత కుర్వత అసురా అసురా అకుర్వత తేతే కుర్వత అసురా అసురా అకుర్వత తే అకుర్వత తేతే కుర్వత కుర్వత తే దేవా దేవాస్తే కుర్వత కుర్వత తే దేవా తే దేవా దేవాస్తే తే దేవా అదాభ్యేదాభ్యే దేవాస్తే తే దేవా అదాభ్యే దేవా అదాభ్యేదాభ్యే దేవా దేవా అదాభ్యే ఛందాగుంసి ఛందాగుస్యదాభ్యే దేవా దేవా అదాభ్యే ఛందాగుంసి ఆభ్యే ఛందాగుంసి ఛందాగుస్యదాభ్యేదాభ్యే ఛందాగుంసి సవనాని సవనాని ఛందాగుస్యదాభ్యేదాభ్యే ఛందాగుంసి సవనాని ఛందాగుంసి సవనాని సవనాని ఛందాగుంసి ఛందాగుంసి సవనాని సవనాని ఛందాగుంసి ఛందాగుంసి సవనాని సవనాని సగుంసము సవనాని సవనాని సమస్థాపయన్న స్థాపయన్ సగుం సవనాని సవనాని సమస్థాపయన్ సమస్థాపయన్న స్థాపయన్ సగుం సమస్థాపయన్ తదస్తతో స్థాపయన్ సగుం సమస్థాపయన్ తద అస్థాపయన్ తదస్తతో స్థాపయన్న స్థాపయన్ తతో దేవా దేవాస్తతో స్థాపయన్న స్థాపయన్ తతో దేవా తదో దేవా దేవాస్తతస్తతో దేవా అభవన్న భవన్ దేవాస్తతస్తతో దేవా అభవన్ దేవా అభవన్ అభవన్ దేవా దేవా అభవన్ పరా పరాభవన్ దేవా దేవా అభవన్ పరా అభవన్ పరా పరాభవన్ అభవన్ పరాసురా అసురా పరాభవన్ అభవన్ పరాసురా పరాసురా అసురా పరా పరాసురాయస్యసురా పరా పరాసురాయస్య అసురాయస్యసురా అసురాయస్యైవమేవయ్యస్యసురా అసురాయస్యైవం యస్యైవమేవయ్యస్యస్యైవం విదుషో విదుష ఏవయ్యస్యస్యైవం విదుష ఏం విదుషో విదుష ఏమేం విదుషోదాభ్యోదాభ్యో విదుష ఏమేం విదుషోదాభ్య విదుషోదాభ్యోదాభ్యో విదుషో విదుషోదాభ్యో గృహ్యతే గృహ్యదేదాభ్యో విదుషో విదుషోదాభ్యో గృహ్యతే అకరాభ్యో గృహ్యతే గృహ్యదేదాభ్యోదాభ్యో గృహ్యతే భవతి భవతి గృహ్యదేదాభ్యోదాభ్యో గృహ్యతే భవతి గృహ్యతే భవతి భవతి గృహ్యతే గృహ్యతే భవత్యాత్మనాత్మనా భవతి గృహ్యతే గృహ్యతే భవత్యాత్మనా భవత్యాత్మనాత్మనా భవతి భవత్యాత్మనా పరా పరాత్మనా భవతి భవత్యాత్మనా పరా ఆత్మనా పరా పరాత్మనాత్మనా పరా స్యాస్య పరాత్మనాత్మనా పరా స్య పరా స్యాస్య పరా పరా స్య భ్రాతృవ్యో భ్రాతృవ్యోస్య పరా పరా స్య భ్రాతృవ్య అస్య భ్రాతృవ్యో భ్రాతృవ్యో స్యాస్య భ్రాతృవ్యో భవతి భవతి భ్రాతృవ్యో స్యాస్య భ్రాతృవ్యో భవతి భ్రాతృవ్యో భవతి భవతి భ్రాతృవ్యో భ్రాతృవ్యో భవతి యద్యద్భవతి భ్రాతృవ్యో భ్రాతృవ్యో భవతి యత్ భవతి యద్యద్భవతి భవతి యద్వై వై యద్భవతి భవతి యద్వై యద్వై వై యద్యద్వై దేవా దేవా వై యద్వై దేవా వై దేవా దేవా వై వై దేవా అసురానసురాన్ దేవా వై వై దేవా అసురాన్ దేవా అసురానసురాన్ దేవా దేవా అసురానదాభ్యేనాదాభ్యేనాసురాన్ దేవా దేవా అసురానదాభ్యేన అసురానదాభ్యేనాదాభ్యేనాసురానసురానదాభ్యేనాదభ్రవన్నదభ్రవన్నదాభ్యేనాదభ్రవన్నదాభ్యేనాదభ్రవన్నదభ్రవన్నదాభ్యేనాదాభ్యేనాదభ్రవన్నదాభ్యేనాదభ్రవన్నదాభ్యేనాదభ్రవన్నదాభ్యేనాదభ్రవన్నదాభ్యేనాదభ్రవన్నదాభ్యేనాదభ్రవన్నదాభ్యేనాదభ్రవన్నదాభ్యేనాదభ్రవన్నదాభ్యేనాదభ్రవన్నదాభ్యేనాదభ్రవన్నదాభ్యేనాదభ్రవన్నదాభ్యేనాదభ్రవన్నదాభ్యేనాదభ్రవన్నదాభ్యేనాదభ్రవన్నదాభ్యేనాదభ్రవన్నదాభ్ ఆభ్యత్వమదా ఆభ్యస్య తత్వతదా ఆభ్యస్యాదాభ్యత్వం అదా ఆభ్యస్యాదాభ్యత్వమదాభ్యత్వమదా ఆభ్యస్యాదా ఆభ్యస్యాదాభ్యత్వం యోయోదాభ్యత్వమదా ఆభ్యస్యాదా ఆభ్యస్యాదాభ్యత్వం యః అదాభ్యత్వం యోయోదాభ్యత్వమదాభ్యత్వం య ఏవమేవం యోదాభ్యత్వమదాభ్యత్వం య ఏవం అదాభ్యత్వమిత్యదాభ్యాత్వం ఏవమేవం యోయ ఏవం వేద వేదైవం యోయ ఏవం వేద ఏవం వేద వేదైవమేవం వేద దభ్రోతి దభ్రోతి వేదైవమేవం వేద దభ్రోతి వేద దభ్రోతి దభ్రోతి వేద వేద దభ్రోచ్యేవైవ దభ్రోతి వేద వేద దభ్రోచ్యేవ దభ్రోచ్యేవైవ దభ్రోతి దభ్రోచ్యేవ భ్రాతృవ్యం భ్రాతృవ్యమేవ దభ్రోతి దభ్రోచ్యేవ భ్రాతృవ్యం ఏవ భ్రాతృవ్యం భ్రాతృవ్యమేవైవ భ్రాతృవ్యన్న భ్రాతృవ్యమేవైవ భ్రాతృవ్యన్న భ్రాతృవ్యన్న భ్రాతృవ్యం భ్రాతృవ్యన్నైనమేనన్న భ్రాతృవ్యం భ్రాతృవ్యన్నైనం నైనమేనన్ననైనం భ్రాతృవ్య భ్రాతృవ్య ఏనన్ననైనం భ్రాతృవ్య ఏనం భ్రాతృవ్యో భ్రాతృవ్య ఏనమేనం భ్రాతృవ్యో లభ్నోది లభ్నోది భ్రాతృవ్య ఏనమేనం భ్రాతృవ్యో లభ్నోది భ్రాతృవ్యో లభ్నోది లభ్నోది భ్రాతృవ్యో భ్రాతృవ్యో లభ్నోత్యేషా లభ్నోది భ్రాతృవ్యో భ్రాతృవ్యో లభ్నోత్యేషా ఏషాదప్నోదప్నోత్యేషా వై వా ఏషాదప్నోదప్నోత్యేషా వై ఏషా వై వా ఏషైషా వై ప్రజాపతే ప్రజాపతేర్వా ఏషైషా వై ప్రజాపతే వై ప్రజాపతే ప్రజాపతేర్వై వై ప్రజాపతేరతి మోక్షిణ్యతి మోక్షిణి ప్రజాపతేర్వై వై ప్రజాపతేరతి మోక్షిణి ప్రజాపతేరతి మోక్షిణ్యతి మోక్షిణి ప్రజాపతే ప్రజాపతేరతి మోక్షిణి నామ నామాతి మోక్షిణి ప్రజాపతే ప్రజాపతేరతి మోక్షిణి నామ ప్రజాపతేరతి ప్రజాపతే అతిమోక్షిణి నామ నామాతి మోక్షిణ్యతి మోక్షిణి నామతనోస్తనోర్నామాతి మోక్షిణ్యతి మోక్షిణి నామతనో అతిమోక్షిణీత్యతి మోక్షిణి నామతనోస్తనోర్నామ నామతనోర్యజ్జత్తనోర్నామ నామతనోర్యదు తనోర్యజ్జత్తనోస్తనోర్యదాభ్యోదాభ్యోజ్యతనోస్తనోర్యదాభ్యోజ్యతదాభ్యోజ్యతదాభ్య ఉపనద్ధస్యోపనద్ధస్యాదాభ్యోజ్యతదాభ్యోపనద్ధస్య అదాభ్యోపనద్ధస్యోపనద్ధస్యాదాభ్యోదాభ్య ఉపనద్ధస్య గృహాది గృహాత్యుపనద్ధస్యాదాభ్యోదాభ్య ఉపనద్ధస్య గృహాది ఉపనద్ధస్య గృహాది గృహాత్యుపనద్ధస్యోపనద్ధస్య గృహాత్యని ముఖ్యాదిముఖ్యై గృహాత్యుపనద్ధస్యోపనద్ధస్య గృహాత్యని ముఖ్యై ఉపనద్ధస్యేత్యుపనద్ధస్య గృహాత్యముఖ్యా అతిముఖ్యై గృహాది గృహాత్యుముఖ్యా అత్యత్యతిముఖ్యై గృహాది గృహాత్యతిముఖ్యా అది అతిముఖ్యా అత్యత్యతిముఖ్యా అతిముఖ్యా అది పాప్మానం పాప్మానమత్యతిముఖ్యా అతిముఖ్యా అది పాప్మానం అతిముఖ్యా ఇత్యది ముఖ్యై అది పాప్మానం పాప్మానమత్యతి పాప్మానం భ్రాతృవ్యం భ్రాతృవ్యం పాప్మానమత్యతి పాప్మానం భ్రాతృవ్యం పాప్మానం భ్రాతృవ్యం భ్రాతృవ్యం పాప్మానం పాప్మానం భ్రాతృవ్యం ముచ్యతే ముచ్యతే భ్రాతృవ్యం పాప్మానం పాప్మానం భ్రాతృవ్యం ముచ్యతే భ్రాతృవ్యం ముచ్యతే ముచ్యతే భ్రాతృవ్యం భ్రాతృవ్యం ముచ్యతే యో యో ముచ్యతే భ్రాతృవ్యం భ్రాతృవ్యం ముచ్యతే యః ముచ్యతే యో యో ముచ్యతే ముచ్యతే య ఏవమేవం యో ముచ్యతే ముచ్యతే య ఏవం య ఏవమేవం యో య ఏవం వేద వేదైవం యో య ఏవం వేద ఏవం వేద వేదైవమేవం వేదఘ్నం దిఘ్నంది వేదైవమేవం వేదఘ్నంది వేదఘ్నం దిఘ్నంది వేద వేదఘ్నంది వై వై ఘ్నంది వేద వేదఘ్నంది వై ఘ్నంది వై వై ఘ్నంది ఘ్నంది వా ఏతదేతత్ వై ఘ్నంది ఘ్నంది వా ఏతత్ వా ఏతదేతత్వై వా ఏతత్ సోమగో సోమమేతద్వై వా ఏతత్ సోమం ఏతత్ సోమగో సోమమేతదేతత్ సోమయ్యద్యత్ సోమమేతదేతత్ సోమయ్యద్ సోమయ్యద్యత్ సోమగో సోమయ్యద విషణ్వంతి విషణ్వంతి యత్ సోమగో సోమయ్యద విషణ్వంతి యద విషణ్వంతి విషణ్వంతి యద్ విషణ్వంతి సోమే సోమే విషణ్వంతి యద్ విషణ్వంతి సోమే విషణ్వంతి సోమే సోమే విషణ్వంతి విషణ్వంతి సోమే హన్యమానే హన్యమానే సోమే విషణ్వంతి విషణ్వంతి సోమే హన్యమానే అభిషణ్వంతీత్యభిసుమన్వంతి సోమే హన్యమానే హన్యమానే సోమే సోమే హన్యమానే యజ్ఞో యజ్ఞో హన్యమానే సోమే సోమే హన్యమానే యజ్ఞ హన్యమానే యజ్ఞో యజ్ఞో హన్యమానే హన్యమానే యజ్ఞో హన్యతే హన్యతే యజ్ఞో హన్యమానే హన్యమానే యజ్ఞో హన్యతే యజ్ఞో హన్యతే హన్యతే యజ్ఞో యజ్ఞో హన్యతే యజ్ఞే యజ్ఞే హన్యతే యజ్ఞో యజ్ఞో హన్యతే యజ్ఞే హన్యతే యజ్ఞే యజ్ఞే హన్యతే హన్యతే యజ్ఞే యజమానో యజమానో యజ్ఞే హన్యతే హన్యతే యజ్ఞే యజమాన యజ్ఞే యజమానో యజమానో యజ్ఞే యజ్ఞే యజమానో బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో యజమానో యజ్ఞే యజ్ఞే యజమానో బ్రహ్మవాదిన యజమానో బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో యజమానో యజమానో బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో యజమానో యజమానో బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి కిం కిం వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి కిం బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి కిం కిం వదంతి వదంతి కిం తత్కిం వదంతి వదంతి కిం తత్ కిం తత్ కిం కిం తజ్ఞే యజ్ఞే తత్కిం కిం తజ్ఞే తద్జ్ఞే యజ్ఞే తద్జ్ఞే యజమానో యజమానో యజ్ఞే తద్జ్ఞే యజమాన యజ్ఞే యజమానో యజమానో యజ్ఞే యజ్ఞే యజమాన కృతే కృతే యజమానో యజ్ఞే యజ్ఞే యజమాన కృతే యజమాన కృతే కృతే యజమానో యజమాన కృతే యేన యేన కృతే యజమానో యజమాన కృతే యేన కృతే యేన యేన కృతే కృతే యేన జీవన్ జీవన యేన కృతే కృతే యేన జీవన్ను ఏ అజీవన్ జీవన ఏన ఏన జీవన్ సువర్గకం సువర్గం జీవన ఏన ఏన జీవన్ సువర్గం జీవం సువర్గకం సువర్గం జీవన్ జీవన్ సువర్గం లోకం లోకకం సువర్గం జీవన్ జీవన్ సువర్గం లోకం సువర్గం లోకం లోకకం సువర్గకం సువర్గం లోకమేత్యేతి లోకకం సువర్గకం సువర్గం లోకమేతి సువర్గమితి సువాహకం లోకమేత్యేతి లోకం లోకమేతీతి లోకం లోకమేతీతి ఏతీతి జీవగ్రహ జీవగ్రహ ఇత్యేత్యేతీతి జీవగ్రహ ఇది జీవగ్రహో జీవగ్రహ ఇది జీవగ్రహో వై వై జీవగ్రహ ఇది జీవగ్రహో వై జీవగ్రహో వై వై జీవగ్రహో జీవగ్రహో వా ఏష వై జీవగ్రహో జీవగ్రహో వా ఏష జీవగ్రహ ఇది జీవాగ్రహ వా ఏష వై వా ఏష యద్యదేశ వై వా ఏషయత్ ఏష యద్యదేశ ఏషయనదాభ్యోదాభ్యోయదేశదాభ్య జీవంతం జీవంతం గృహ్ణాది గృహ్ణాది జీవంతమేవైవ జీవంతం గృహ్ణాది గృహ్ణాది జీవంతమేవ జీవంతమేవైవ జీవంతం జీవంతమేవైన మేన మేన జీవంతం జీవంతమేవైనం ఏవైన మేన మేవైవైన కోసు వర్గ కోసు వర్గమేన మేవైవైన కోసు వర్గం ఏన కోసు వర్గ కోసు వర్గమేన మేన కోసు వర్గం లోకం లోక కోసు వర్గమేన మేన కోసు వర్గం లోకం సువర్గం లోకం లోక కోసు వర్గ కోసు వర్గం లోకం గమయిత గమయిత లోక కోసు వర్గం ఏన సువర్గం లోకం లోక కోసు వర్గ కోసు వర్గం లోకం గమయతి సువర్గమితి సువాహగం లోకం గమయతి గమయతి లోకం గమయతి విగమయతి లోకం గమయతి గమయతి విగమయతి గమయతి వివై వై విగమయతి గమయతి వివై వివై వై వివి వా ఏతదేతద్వై వివి వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతద్యజ్ఞం యజ్ఞమేతద్వై వా ఏతద్యజ్ఞం ఏతద్యజ్ఞం యజ్ఞమేతదేతద్యజ్ఞం ఛందంతి ఛందంతి యజ్ఞమేతదేతద్యజ్ఞం ఛందంతి యజ్ఞం ఛందంతి ఛందంతి యజ్ఞం యజ్ఞం ఛందంతి యద్యక్షందంతి యజ్ఞం యజ్ఞం ఛందంతి యద్ ఛందంతి యద్యక్షందంతి ఛందంతి యదదాభ్యేదాభ్యే యచ్ఛందంతి ఛందంతి యదదాభ్యే యదదాభ్యేదాభ్యే సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి సర్గస్థ యజ్ఞస్య సృజతి యజ్ఞస్య యజ్ఞస్య సృజతి సృజతి యజ్ఞస్య సంతత్యై సంతత్యై యజ్ఞస్య సృజతి సృజతి యజ్ఞస్య సంతత్యై సంతత్యై దేవా వై వై దేవా దేవా వై ప్రవాహ ప్రవాహ వై దేవా దేవా వై ప్రవాహ వై ప్రవాహ ప్రవాహ వై వై ప్రవాహ గ్రహాన్ గ్రహాన్ ప్రవాహ వై వై ప్రవాహ గ్రహాన్ ప్రవాహ గ్రహాన్ గ్రహాన్ ప్రవాహ ప్రవాహ గ్రహాన్ గృహత గృహత గ్రహాన్ ప్రవాహ ప్రవాహ గ్రహాన్ గృహత ప్రవాహది ప్రవాహ గ్రహాన గృహత గృహత గ్రహాన్ గ్రహాన్ గృహత సో గృహత గ్రహాన్ గ్రహాన్ గృహత స గృహత సో గృహత గృహత స ఏతమేతమో సో గృహత గృహత స ఏతం స ఏతమేతకోశ స ఏతం ప్రజాపతి ప్రజాపతిరేతకోశ స ఏతం ప్రజాపతి ఏతం ప్రజాపతి ప్రజాపతిరేతమేతం ప్రజాపతిరగుంశమగుంశం ప్రజాపతిరేతమేతం ప్రజాపతిరగుంశం ప్రజాపతిరగుంశమగుంశం ప్రజాపతి ప్రజాపతిరగుంశమవశ్యత పశ్యతగుంశం ప్రజాపతి ప్రజాపతిరగుంశమవశ్యత ప్రజాపతిర్ప్రజాపతి అగుంశమవశ్యత పశ్యతగుంశమగుంశమవశ్యత్తమ పశ్యతగుంశమగుంశమవశ్యత్తం అవశ్యత్తమవశ్యలవశ్యత్తమ గృహీత గృహీతమవశ్యలవశ్యత్తమ గృహీత తమ గృహీత గృహీతం తమ గృహీత తేన తేనా గృహీతం తమ గృహీత తేన అగృహ్యతేన గృహీత గృహీత తేన వై వై తేనా గృహీత గృహీత తేన వై తేన వై వై తేన వై స వై తేన వై సై స వై వై స ఆర్ధ్నోదార్ధ్నోత్స వై వై స ఆర్ధ్నోద్ స ఆర్ధ్నోదార్ధ్నోత్స స ఆర్ధ్నోద్యోత్స స ఆర్ధ్నోద్య ఆర్ధ్నోద్య ఆర్ధ్నోదార్ధ్నోద్యమేవం ఆర్ధ్నోదార్ధ్నోద్యం ఎస్ైవమేవం ఎస్ైవం విదుషో విదుష ఏం ఎస్ైవం విదుష ఏం విదుషో విదుష ఏమేవం విదుషోగుంశురగుంశుర్విదుష ఏమేవం విదుషోగుంశు విదుషోగుంశురగుంశుర్విదుషో విదుషోగుంశుర్గృహ్యతే గృహ్యతే గుంశుర్విదుషో విదుషోగుంశుర్గృహ్యతే అగుంశిర్గృహ్యతే గృహ్యతే పుంశరపుంశిర్గృహ్యత అర్ధ్నోత్ గృహ్యతే పుంశరపుంశిర్గృహ్యత అర్ధ్నోతి గృహ్యత అర్ధ్నోత్ గృహ్యతే గృహ్యత అర్ధ్నోత్యేవైవర్ధ్నోతి గృహ్యతే గృహ్యత అర్ధ్నోత్యేవ అర్ధ్నాత్యేవైవర్ధ్నాత్యర్ధ్నాత్యేవ సకృతభిషదస్య సకృతభిషదస్యైవర్ధ్నాత్యర్ధ్నాత్యేవ సకృతభిషదస్య ఏవ సకృతభిషదస్య సకృతభిషదస్యైవైవ సకృతభిషదస్య గృహ్ణాతి గృహ్ణాతి సకృతభిషదస్యైవైవ సకృతభిషదస్య గృహ్ణాతి సకృతభిషదస్య గృహ్ణాతి గృహ్ణాతి సకృతభిషదస్య సకృతభిషదస్య గృహ్ణాతి సకృత్ సకృద్గృహ్ణాతి సకృతభిషదస్య సకృతభిషదస్య గృహ్ణాతి సకృత సకృతభిషదస్యేతి సకృత అభిషదస్య గృహ్ణాతి సకృత్ సకృద్గృహ్ణాతి గృహ్ణాతి సకృద్ధి సకృద్గృహ్ణాతి గృహ్ణాతి సకృద్ధి సకృద్ధి సకృత్ సకృద్ధి సహి సకృత్ సకృద్ధి సహ హి సహి సతేన తేన సహి సతేన సతేన తేన ససతేనార్ధోదార్ధోత్తేన ససతేనార్ధోత్ తేనార్ధోదార్ధోత్తేన తేనార్ధోన్మనసా మనసార్ధోత్తేన తేనార్ధోన్మనసా ఆర్ధోన్మనసా మనసార్ధోదార్ధోన్మనసా గృహ్ణాతి గృహ్ణాతి మనసార్ధోదార్ధోన్మనసా గృహ్ణాతి మనసా గృహ్ణాతి గృహ్ణాతి మనసా మనసా గృహ్ణాతి మనోమనో గృహ్ణాతి మనసా మనసా గృహ్ణాతి మన గృహ్ణాతి మనో మనో గృహ్ణాతి గృహ్ణాతి మన ఇవే మనో గృహ్ణాతి గృహ్ణాతి మన ఇవ మన ఇవే మనో మన ఇవహి మనో మన ఇవహి ఇవహివే వహి ప్రజాపతి ప్రజాపతిరివే వహి ప్రజాపతి హి ప్రజాపతి ప్రజాపతిరి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతే ప్రజాపతిరి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే రాత్యా ఆత్యీ ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే రాత్యీ ప్రజాపతిరితి ప్రజాపతి ప్రజాపతే రాత్యా ఆత్యీ ప్రజాపతే ప్రజాపతే రాత్యా ఔదుంబరేణ ఔదుంబరేణాప్యీ ప్రజాపతే ప్రజాపతే రాత్యా ఔదుంబరేణ ప్రజాపతేరితి ప్రజాపతి ఆత్యాదుంబరేణ ఔదుంబరేణాప్యా ఆత్యా ఔదుంబరేణ గృహ్ణాతి గృహ్ణాత్యౌదుంబరేణాత్యాదుంబరేణ గృహ్ణాతి ఔదుంబరేణ గృహ్ణాతి గృహ్ణాత్యౌదుంబరేణ ఔదుంబరేణ గృహ్ణాత్యోర్గోర్గృహ్ణాత్యౌదుంబరేణ ఔదుంబరేణ గృహ్ణాత్యోర్గృహ్ణాత్యోర్గోర్గృహ్ణాతి గృహ్ణాత్యోర్వై వా ఊర్గృహ్ణాతి గృహ్ణాత్యోర్వై ఊర్వై వా ఊర్గోర్గ్వా ఉదంబర ఉదంబరో వా ఊర్గోర్గ్వా ఉదంబర వా ఉదంబర ఉదంబరో వై వా ఉదంబర ఊర్జమూర్జముదంబరో వై వా ఉదంబర ఊర్జం ఉదంబర ఊర్జమూర్జముదంబర ఉదంబర ఊర్జమే వై వోర్జముదంబర ఉదంబర ఊర్జమే వా ఊర్జమే వై వోర్జమూర్జమే వా వై వోర్జమూర్జమే వా వై వై వావరుంధే రుంధే వై వై వావరుంధే అవరుంధే రుంధే వావరుంధే చతుస్రట్టి చతుస్రట్టి రుంధే వావరుంధే చతుస్రట్టి రుంధే చతుస్రక్తి చతుస్రక్తి రుంధే రుంధే చతుస్రక్తి భవతి భవతి చతుస్రక్తి రుంధే రుంధే చతుస్రక్తి భవతి చతుస్రక్తి భవతి భవతి చతుస్రక్తి చతుస్రక్తి భవతి దిక్షు దిక్షు భవతి చతుస్రక్తి చతుస్రక్తి భవతి దిక్షు చతుస్రక్తి చతుస్రక్తి భవతి దిక్షు దిక్షు భవతి భవతి దిక్ష్వే వైవ దిక్షు భవతి భవతి దిక్ష్వేవ దిక్ష్వే వైవ దిక్షు దిక్ష్వేవ ప్రతి ప్రత్యేవ దిక్షు దిక్ష్వేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్టతి తిష్టతి ప్రత్యేవైవ ప్రతిష్టతి ప్రతిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టతి యోయస్తిష్టతి ప్రతి ప్రతిష్టతి యః తిష్టతి యోయస్తిష్టతి తిష్టతి యో వై వై యస్తిష్టతి తిష్టతి యో వై యో వై వై యో యో వా అగుంశోరగుంశోర్వై యో యో వా అగుంశోః వా అగుంశోరగుంశోర్వై వా అగుంశోరాయతనమాయతనమగుంశోర్వై వా అగుంశోరాయతనం అగుంశోరాయతనమాయతనమగుంశోరగుంశోరాయతనం వేద వేదాయతనమగుంశోరగుంశోరాయతనం వేద ఆయతనం వేద వేదాయతనమాయతనం వేదాయతనవానాయతనవాన వేదాయతనమాయతనం వేదాయతనవాన్ ఆయతనమిత్యాయతనం వేదాయతనవానాయతనవాన్ వేద వేదాయతనవాన్ భవతి భవత్యాయతనవాన్ వేద వేదాయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి భవత్యాయతనవానాయతనవాన్ భవతి వామదేవ్యం వామదేవ్యం భవత్యాయతనవానాయతనవాన్ భవతి వామదేవ్యం ఆయతనవామిత్యాయతనవాన్ భవతి వామదేవ్యం వామదేవ్యం భవతి భవతి వామదేవ్యమితి వామదేవ్యం భవతి భవతి వామదేవ్యమితి వామదేవ్యమితి వామదేవ్యం వామదేవ్యమితి సామ సామేతి వామదేవ్యం వామదేవ్యమితి సామ వామదేవ్యమితి వామదేవ్యం ఇది సామ సామేతి సామ తత్తత్సామేతి సామ తద్ సామ తత్తత్సామ సామ తద్వై వై తత్సామ సామ తద్వై తద్వై వై తత్తద్వా అస్య అస్య వై తత్తద్వా అస్య తాస్యాస్య వైవాస్యాయతనమాయతనమస్య వైవాస్యాయతనం అస్యాయతనమాయతనమస్యాస్యాయతనం మనసా మనసాయతనమస్యాస్యాయతనం మనసా ఆయతనం మనసా మనసాయతనమాయతనం మనసాగాయమానో గాయమానో మనసాయతనమాయతనం మనసాగాయమాన ఆయతనమిత్యాయతనం మనసా గాయమానో గాయమానో మనసా మనసా గాయమానో గృహ్ణాతి గృహ్ణాతి గాయమానో మనసా మనసా గాయమానో గృహ్ణాతి గాయమానో గృహ్ణాతి గృహ్ణాతి గాయమానో గాయమానో గృహ్ణాత్యాయతనవానాయతనవాన్ గృహ్ణాతి గాయమానో గాయమానో గృహ్ణాత్యాయతనవాన్ గృహ్ణాత్యాయతనవానాయతనవాన్ గృహ్ణాతి గృహ్ణాత్యాయతనవానేవైవాయతనవాన్ గృహ్ణాతి గృహ్ణాత్యాయతనవానేవ ఆయతనవానేవైవాయతనవానాయతనవానేవ భవతి భవత్యేవాయతనవానాయతనవానేవ భవతి ఆయతనవానిత్యాయతనవాన్ ఏవ భవతి భవత్యేవైవ భవతి యద్యద్భవత్యేవైవ భవతి యద్ భవతి యద్యద్భవతి భవతి యదద్ధర్యురద్ధర్యుర్యద్భవతి భవతి యదద్ధర్యుః యదద్ధర్యురద్ధర్యుర్యద్యదద్ధర్యురగుంశమగుంశమద్ధర్యుర్యద్యదద్ధర్యురగుంశం అధ్వర్యురగుంశమగుంశమద్ధర్యురద్ధర్యురగుంశం గృహ్ణన్ గృహ్ణన్నగుంశమద్ధర్యురద్ధర్యురగుంశం గృహ్ణన్నగుంశం గృహ్ణన్ గృహ్ణన్నగుంశమగుంశం గృహ్ణన్నన గృహ్ణన్నగుంశమగుంశం గృహ్ణన్న గృహ్ణన్నన గృహ్ణన్ గృహ్ణన్నార్థయేదర్థయేన్న గృహ్ణన్ గృహ్ణన్నార్థయేత్ నార్థయేదర్థయేన్న నార్థయేద్భాభ్యామభాభ్యామర్థయేన్న నార్థయేద్భాభ్యాం అర్థయేద్భాభ్యామభాభ్యామర్థయేద్భాభ్యాన్నమోభాభ్యామర్థయేద్భాభ్యాన్నమోభాభ్యామర్థయేద్భాభ్యాన్నర్థయేదర్థయేదనోర్థ్యేదార్థర్యవే అర్థయేద్భాభ్యామభాభ్యామర్థయేద్భాభ్యాం అర్థయేద్భాభ్యామభాభ్యామర్థయేదర్థయేద్భాభ్యామృధ్యేతర్థేదోభాభ్యామర్థయేదర్థయేదోభాభ్యామృధ్యేతానవానమనవానమృధ్యేతోభాభ్యామభాభ్యామృధ్యేతానవానం అర్థేతానవానమనవానమృధ్యేతర్థేతానవానం గృహ్ణాతి సా సా గృహ్ణాత్యనవానమనవానం గృహ్ణాతి సా గృహ్ణాతి సా గృహ్ణాతి గృహ్ణాతి సైవైవ సా గృహ్ణాతి గృహ్ణాతి సైవ సైవైవ సా సైవాస్యాస్యైవ సా సైవాస్య ఏవాస్యాస్యైవైవాస్యర్థిరుద్ధిరస్యైవైవాస్యర్థి అస్యర్థిరుద్ధిరస్యాస్యర్థిర్హిరణ్యగో హిరణ్యమృద్ధిరస్యాస్యర్థిర్హిరణ్యం హిరణ్యగో హిరణ్యమృద్ధిరుద్ధిరహిరణ్యమభ్యమిహిరణ్యమృద్ధిరుద్ధిరహిరణ్యమభి హిరణ్యమభ్యవిహిరణ్యగోహిరణ్యమభివిద్యవిహిరణ్యగోహిరణ్యమభివి హిరణ్యమాయురాజుర్హిరణ్యగోహిరణ్యమాయుఃప్రాణః ప్రాణ ఆయుర్హిరణ్యగోహిరణ్యమాయుఃప్రాణః ఆయుష్ప్రాణ ఆయురాజుఃప్రాణ ఆయుషాయుషాప్రాణః ప్రాణ ఆయుషైవైవాయుషాయుషైవామృతమృతమేవాయుషాయుషైవామృతం శతమానం భవతి శతమానగో శతమానం భవతి శతాయుశ్శతాయ భవతి శతమానగో శతమానం భవతి శతాయుః సశమానమితి శతమానం శతేంద్రియ ఇది శత ఇంద్రియ ఆయుష్యేవైవాయుష్యాయుష్యేవేంద్రియ ఇంద్రియ ఏవాయుష్యాయుష్యేవేంద్రియ ఇంద్రియ ఏవైవేంద్రియే ప్రతిష్టతి ప్రజాపతిర్దేవేభ్యో దేవేభ్యః ప్రజాపతిః ప్రజాపతిర్దేవేభ్యో యజ్ఞాన్ ప్రజాపతిరిది ప్రజాపతి దేవేభ్యో యజ్ఞాన్ యజ్ఞాన్ దేవేభ్యో దేవేభ్యో యజ్ఞాన్ వ్యాధిషద్ వ్యాధిషద్ యజ్ఞాన్ దేవేభ్యో దేవేభ్యో యజ్ఞాన్ వ్యాధిషద్ యజ్ఞాన్ వ్యాధిషద్ యజ్ఞాన్ యజ్ఞాన్ వ్యాధిషత్స ఇంద్రియం వీర్యం వీర్యమింద్రియం వీర్యమాత్మానమాత్మానం వీర్యమింద్రియం వీర్యమాత్మానం వీర్యమాత్మానం వీర్యం వీర్యమాత్మానం అభ్యాత్మానం వీర్యం వీర్యమాత్మానం అభి ఆత్మానం వీర్యం వీర్యమాత్మానం అభి సగుంసమభ్యాత్మానమాత్మానం అభిసం అభిసగుంసమభ్యభిసమఖ్యతదక్షిణత్సమభ్యభిసమఖ్యతత్ అక్షిరత్తదక్షిరత్తక్షోడశీషోడశీతదక్షిరత్తక్షోడశీ అక్షోడశీషోడశీతత్తక్షోడశ్యభవద్భవం షోడశీతత్తక్షోడశ్యభవద్ షోడశ్యభవదభవత్షోడశీషోడశ్యభవన్ననాభవత్షోడశీషోడశ్యభవన్న అభవన్ననాభవదభవన్న వై వై నాభవదభవన్న వై నవై వై ననవై షోడశీషోడశీ వై నవై షోడశీ వై షోడశీ షోడశీ వై వై షోడశీ నామ నామ షోడశీ వై వై షోడశీ నామ షోడశీ నామ నామ షోడశీ షోడశీ నామ యజ్ఞో యజ్ఞో నామ షోడశీ షోడశీ నామ యజ్ఞ నామ యజ్ఞో యజ్ఞో నామ నామ యజ్ఞో ఆస్త్యస్తి షోడశం వాప షోడశోడశం వాప వాప షోడశగ్స్తోత్రగ్స్తోత్రగుషోడశం వాప వాప షోడశగ్స్తోత్రం షోడశగ్స్తోత్రగ్స్తోత్రగుషోడశగుషోడశగ్స్తోత్రగుషోడశగుషోడశగ్స్తోత్రగుషోడశగుషోడశగ్స్తోత్రగుషోడశం షోడశీ షోడశీ తత్షోడశీ షోడశీ తత్షోడశిన షోడశిన తత్షోడశీ షోడశీ తత్షోడశిన తత్షోడశిన షోడశిన తత్షోడశిన షోడశిత్వగుషోడశిత్వగుషోడశిన షోడశిత్వం షోడశిన షోడశిత్వగుషోడశిత్వగుషోడశిన షోడశిన షోడశిత్వం యద్ షోడశిత్వగుషోడశిత్వగుషోడశిన షోడశిన షోడశిత్వం యద్ షోడశిత్వం యద్ షోడశిత్వగుషోడశిత్వం యద్ షోడశీ షోడశిత్వమితి షోడశీత్వం. యత్షోడశీ షోడశీ యద్యక్షోడశీ గృహ్యతే గృహ్యతే షోడశీ యద్యక్షోడశీ గృహ్యతే షోడశీ గృహ్యతే గృహ్యతే షోడశీ షోడశీ గృహ్యత ఇంద్రియమింద్రియం గృహ్యతే షోడశీ షోడశీ గృహ్యత ఇంద్రియం గృహ్యత ఇంద్రియమింద్రియం గృహ్యతే గృహ్యత ఇంద్రియమేవైవేంద్రియం గృహ్యతే గృహ్యత ఇంద్రియమేవ ఇంద్రియమేవైవేంద్రియమింద్రియమేవ దత్తదేవేంద్రియమింద్రియమేవ తత్ ఏవ దత్తదేవైవ తద్వీర్యం వీర్యం తదేవైవ తద్వీర్యం తద్వీర్యం వీర్యం తత్తద్వీర్యం యజమానో యజమానో వీర్యం తత్తద్వీర్యం యజమాన వీర్యం యజమానో యజమానో వీర్యం వీర్యం యజమాన ఆత్మన్నాత్మను యజమానో వీర్యం వీర్యం యజమాన ఆత్మన్న యజమాన ఆత్మన్నాత్మను యజమానో యజమాన ఆత్మన్ ధత్తే దత్త ఆత్మను యజమానో యజమాన ఆత్మన్ ధత్తే ఆత్మన్ ధత్తే దత్త ఆత్మన్నాత్మన్ ధత్తే దేవేభ్యో దేవేభ్యో దత్త ఆత్మన్నాత్మన్ ధత్తే దేవేభ్య దత్తే దేవేభ్యో దేవేభ్యో ధత్తే ధత్తే దేవేభ్యో వై వై దేవేభ్యో ధత్తే ధత్తే దేవేభ్యో వై దేవేభ్యో వై వై దేవేభ్యో దేవేభ్యో వై సువర్గస్సువర్గో వై దేవేభ్యో దేవేభ్యో వై సువర్గ వైసువర్గస్సువర్గో వై వైసువర్గో లోకో లోకస్సువర్గో వై వైసువర్గో లోక సువర్గో లోకో లోకస్సువర్గస్సువర్గో లోకో నా లోకస్సువర్గస్సువర్గో లోకో నా సువర్గ ఇది సువర్గ లోకో నమ లోకో లోకో న ప్రణ లోకో లోకో న ప్రణన ప్రాభవద్భవత్ ప్రణన ప్రాభవత్ ప్రాభవద్భవత్ప్రాభవత్తేతే భవత్ర ప్రాభవత్తే భవత్తేతే భవద్భవత్త ఏతమేతంతే భవద్భవత్త ఏతం ఏతమేతంతేత ఏతకం షోడశినకం షోడశినమేతంతేత ఏతకం షోడశినం ఏతకం షోడశినకం షోడశినమేతమేతకం షోడశినమపశ్యన్నపశ్యం షోడశినమేతమేతకం షోడశినమపశ్యన్ షోడశినమపశ్యన్నపశ్యన్ షోడశినకం షోడశినమపశ్యంతమపశ్యన్ షోడశినకం షోడశినమపశ్యంతం అపశ్యంతమపశ్యన్నపశ్యంతమ గృహ్ణత గృహ్ణతమపశ్యన్నపశ్యంతమ గృహ్ణత తమ గృహ్ణత గృహ్ణతమ గృహ్ణతస్తో గృహ్ణతం తమ గృహ్ణతత అగృహ్ణతస్తో గృహ్ణత గృహ్ణతతో వై వై తో గృహ్ణత గృహ్ణతతో వై తో వై వై తస్తో వైదేభ్యస్తేభ్యో వై తస్తో వైదేభ్య వైదేభ్యస్తేభ్యో వై వైదేభ్య స్వర్గస్వర్గస్తేభ్యో వై వైదేభ్య స్వర్గ ఏభ్యస్వర్గస్వర్గస్తేభ్యస్తేభ్య స్వర్గో లోకో లోకస్వర్గస్తేభ్యస్తేభ్య స్వర్గో లోక స్వర్గో లోకో లోకస్వర్గస్వర్గో లోక ప్రలోకస్వర్గస్వర్గో లోక ప్ర సువర్గ ఇది సువర్గ లోక ప్రలోకో లోక ప్రాభవద్భవత్ ప్రలోకో లోక ప్రాభవత్ ప్రాభవద్భవత్ ప్రాభవద్యద్యద్భవత్ ప్రాభవద్యత్ అభవద్యద్యద్భవద్భవద్యక్షోడశీ షోడశీ యద్భవద్భవద్యక్షోడశీ యత్షోడశీ షోడశీ యద్యక్షోడశీ గృహ్యతే గృహ్యతే షోడశీ యద్యక్షోడశీ గృహ్యతే షోడశీ గృహ్యతే గృహ్యతే షోడశీ షోడశీ గృహ్యతే సువర్గస్య సువర్గస్య గృహ్యతే షోడశీ షోడశీ గృహ్యతే సువర్గస్య గృహ్యతే సువర్గస్య సువర్గస్య గృహ్యతే గృహ్యతే సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య గృహ్యతే గృహ్యతే సువర్గస్య లోకస్య సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్యాభిజిత్యా అభిజిత్యై లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్యాభిజిత్యై సువర్గస్యేతి సువహరణస్య లోకస్యాభిజిత్యా అభిజిత్యై లోకస్య లోకస్యాభిజిత్యా ఇంద్ర ఇంద్రోభిజిత్యై లోకస్య లోకస్యాభిజిత్యా ఇంద్ర అభిజిత్యా ఇంద్ర ఇంద్రోభిజిత్యా అభిజిత్యా ఇంద్రో వై వా ఇంద్రోభిజిత్యా అభిజిత్యా ఇంద్రో వై అభిజిత్యా ఇత్యభిజిత్యై ఇంద్రో వై వా ఇంద్ర ఇంద్రో వై దేవానాం దేవానాం వా ఇంద్ర ఇంద్రో వై దేవానాం వై దేవానాం దేవానాం వై వై దేవానామానుజావర అనుజావరో దేవానాం వై వై దేవానామానుజావర దేవానామానుజావర అనుజావరో దేవానాం దేవానామానుజావర ఆసీదాసీదానుజావరో దేవానాం దేవానామానుజావర ఆసీత్ ఆనుజావర ఆసీదాసీదానుజావర అనుజావర ఆసీత్ స ఆసీదానుజావర అనుజావర ఆసీత్ స ఆనుజావర ఇత్యానుజావర ఆసీత్ స ఆసీదాసీత్ స ప్రజాపతిం ప్రజాపతికం స ఆసీదాసీత్ స ప్రజాపతిం స ప్రజాపతిం ప్రజాపతికం స ప్రజాపతిముపాప ప్రజాపతికం స ప్రజాపతిముప ప్రజాపతిముపాప ప్రజాపతిం ప్రజాపతిముపాధావత్ ధావదుప ప్రజాపతిం ప్రజాపతిముపాధావత్ ప్రజాపతిమితి ప్రజాపతిం ఉపాధావత్ ధావదుపోపాధావత్ తస్మై తస్మా అధావదుపోపాధావత్ తస్మై అధావత్తస్మై తస్మా అధావత్ అధావత్తస్మా ఏతమేతం తస్మా అధావత్ అధావత్తస్మా ఏతం తస్మా ఏతమేతం తస్మై తస్మా ఏతకం షోడశనకం షోడశనమేతం తస్మై తస్మా ఏతకం షోడశనం ఏతకం షోడశనకం షోడశనమేతమేతకం షోడశనం ప్రప్రషోడశనమేతమేతకం షోడశనం ప్ర షోడశనం ప్రప్రషోడశనకం షోడశనం ప్రాయచ్ఛద యచ్ఛత్ ప్రషోడశనకం షోడశనం ప్రాయచ్ఛద ప్రాయచ్ఛద యచ్ఛత్ర ప్రాయచ్ఛత్తం తమయచ్ఛత్ ప్రాయచ్ఛత్తం అయచ్ఛత్తం తమయచ్ఛద యచ్ఛత్తమ గృహీత గృహీత తమయచ్ఛద యచ్ఛత్తమ గృహీత తమ గృహీత గృహీతదం తమ గృహీత తదస్తుదో గృహీతదం తమ గృహీత తదః అగృహేతమస్తుతో గృహీత గృహీత తో వై వైతతో గృహీత గృహీత తో వై తో వై వైతస్తతో వైస వైతస్తతో వైస వైసస వై వైశోగ్రమగ్రకోస వై వైశోగ్రం సోగ్రమగ్రకోస సోగ్రం దేవతానాం దేవతానామగ్రకోస సోగ్రం దేవతానాం అగ్రం దేవతానాం దేవతానామగ్రమగ్రం దేవతానాం పరిపరి దేవతానామగ్రమగ్రం దేవతానాం పరి దేవతానాం పరిపరి దేవతానాం దేవతానాం పర్యైదై పరి దేవతానాం దేవతానాం పర్యైత్ పర్యైదై పరిపర్యైత్యస్యైవమేవం విదుషో విదుష ఏవ్యస్యైవం విదుష ఏం విదుషో విదుష ఏవమేవం విదుష షోడశీ షోడశీ విదుష ఏవమేవం విదుష షోడశీ విదుష షోడశీ షోడశీ విదుషో విదుష షోడశీ గృహ్యతే గృహ్యతే షోడశీ విదుషో విదుష షోడశీ గృహ్యతే షోడశీ గృహ్యతే గృహ్యతే షోడశీ షోడశీ గృహ్యతే గ్రమగ్రం గృహ్యతే షోడశీ షోడశీ గృహ్యతే గ్రం గృహ్యతే గ్రమగ్రం గృహ్యతే గృహ్యతే గ్రమేవైవాగ్రం గృహ్యతే గృహ్యతే గ్రమేవ అగ్రమేవైవాగ్రమగ్రమేవ సమానానాగం సమానానామేవాగ్రమగ్రమేవ సమానానాం ఏవ సమానానాగం సమానానామేవైవ సమానానాం పరిపరి సమానానామేవైవ సమానానాం పరి సమానానాం పరిపరి సమానానాగం సమానానాం పర్యేత్యేది పరి సమానానాగం సమానానాం పర్యేతి పర్యేత్యేది పరిపర్యేది ప్రాతస్తవనే ప్రాతస్తవన ఏది పరిపర్యేది ప్రాతస్తవనే ఏది ప్రాతస్తవనే ప్రాతస్తవన ఏత్యేది ప్రాతస్తవనే గృహ్ణాతి గృహ్ణాతి ప్రాతస్తవన ఏత్యేది ప్రాతస్తవనే గృహ్ణాతి ప్రాతస్తవనే గృహ్ణాతి గృహ్ణాతి ప్రాతస్తవనే ప్రాతస్తవనే గృహ్ణాతి వజ్ర వజ్ర గృహ్ణాతి ప్రాతస్తవనే ప్రాతస్తవనే గృహ్ణాతి వజ్ర ప్రాతస్తవన ఇది ప్రాత సవనే గృహ్ణాతి వజ్ర వజ్ర గృహ్ణాతి గృహ్ణాతి వజ్ర వై వై వజ్ర గృహ్ణాతి గృహ్ణాతి వజ్ర వై వజ్ర వై వై వజ్ర వజ్ర వై షోడశీ షోడశీ వై వజ్ర వజ్ర వై షోడశీ వై షోడశీ షోడశీ వై వై షోడశీ వజ్ర వజ్ర షోడశీ వై వై షోడశీ వజ్ర షోడశీ వజ్ర వజ్ర షోడశీ షోడశీ వజ్ర ప్రాతస్తవనం ప్రాతస్తవనం వజ్ర షోడశీ షోడశీ వజ్ర ప్రాతస్తవనం వజ్ర ప్రాతస్తవనం ప్రాతస్తవనం వజ్ర వజ్ర ప్రాతస్తవనగ్ స్వాత్ స్వాత్ ప్రాతస్తవనం వజ్ర వజ్ర ప్రాతస్తవనగ్ స్వాత్ ప్రాతస్తవనగ్ స్వాత్ స్వాత్ ప్రాతస్తవనం ప్రాతస్తవనగ్ స్వాదేవైవ స్వాత్ ప్రాతస్తవనం ప్రాతస్తవనగ్ స్వాదేవ ప్రాతస్తవనమిది ప్రాత సవనం స్వాదేవైవ స్వాత్ స్వాదేవైనమేనమేవ స్వాత్ స్వాదేవైనం ఏవైనమేనమేవైవైనయ్యోనేర్యోనేరేనమేవైవైనయ్యోనే నిర్గృహ్ణాతి గృహ్ణాతి నిర్యోనేర్యోనేర్నిర్గృహ్ణాతి నిర్గృహ్ణాతి గృహ్ణాతి నిర్నిర్గృహ్ణాతి సమనే సమనే సమనే సమనే గృహ్ణాతి నిర్నిర్గృహ్ణాతి సమనే సమనే గృహ్ణాతి సమనే సమనే సమనే సమనే గృహ్ణాతి గృహ్ణాతి సమనే సమనేభ్యభి సమనే సమనే గృహ్ణాతి గృహ్ణాతి సమనే సమనేభి సమనే సమనేభ్యభి సమనే సమనే సమనే సమనే విగృహ్ణాతి గృహ్ణాత్యభి సమనే సమనే సమనే సమనే విగృహ్ణాతి సమనే సమన ఇది సమనే సమనే అభిగృహ్ణాతి గృహ్ణాత్యభ్యభి గృహ్ణాతి సమనాత్ సమనాత్ సమనాత్ సమనాత్ గృహ్ణాత్యభ్యభి గృహ్ణాతి సమనాత్ సమనాత్ గృహ్ణాతి సమనాత్ సమనాత్ సమనాత్ సమనాత్ గృహ్ణాతి గృహ్ణాతి సమనాత్ సమనాదేవైవ సమనాత్ సమనాత్ గృహ్ణాతి గృహ్ణాతి సమనాత్ సమనాదేవ సమనాత్ సమనాదేవైవ సమనాత్ సమనాత్ సమనాత్ సమనాదేవైనమేనమేవ సమనాత్ సమనాత్ సమనాత్ సమనాదేవైనం సమనాత్ సమనాది సమనాత్ సమనాత్ ఏవైనమేనమేవైవైనం ప్రప్రైనమేవైవైనం ప్ర ఏనం ప్రప్రైనమేనం ప్రజనయతి జనయతి ప్రైనమేనం ప్రజనయతి ప్రజనయతి జనయతి ప్రప్రజనయతి తృతీయ సమనే తృతీయ సమనే జనయతి ప్రప్రజనయతి తృతీయ సమనే జనయతి తృతీయ సమనే తృతీయ సమనే జనయతి జనయతి తృతీయ సమనే పుషుకామస్య పుషుకామస్య తృతీయ సమనే జనయతి జనయతి తృతీయ సమనే పుషుకామస్య తృతీయ సమనే పుషుకామస్య పుషుకామస్య తృతీయ సమనే తృతీయ సమనే పుషుకామస్య గృహీయాత్ గృహీయాత్ పుషుకామస్య తృతీయ సమనే తృతీయ సమనే పుషుకామస్య గృహీయాత్ తృతీయ సవన ఇది తృతీయా సవనే పుషుకామస్య గృహీయాత్ గృహీయాత్ పుషుకామస్య పుషుకామస్య గృహీయాత్ వజ్ర వజ్ర గృహీయాత్ పుషుకామస్య పుషుకామస్య గృహీయాత్ వజ్ర పుషుకామస్యేతి పుషుకామస్య గృహీయాత్ వజ్రో వజ్రో గృహీయాత్ గృహీయాత్ వజ్రో వై వై వజ్రో గృహీయాత్ గృహీయాత్ వజ్రో వై వజ్రో వై వై వజ్రో వజ్రో వై షోడశీ షోడశీ వై వజ్రో వజ్రో వై షోడశీ వై షోడశీ షోడశీ వై వై షోడశీ పశవః పశవః షోడశీ వై వై షోడశీ పశవః షోడశీ పశవః పశవః షోడశీ షోడశీ పశవస్తృతీయ సమనం తృతీయ సమనం పశవః షోడశీ షోడశీ పశవస్తృతీయ సమనం పశవస్తృతీయ సమనం తృతీయ సమనం పశవః పశవస్తృతీయ సమనం వజ్రేణ వజ్రేణ తృతీయ సమనం పశవః పశవస్తృతీయ సమనం వజ్రేణ తృతీయ సమనం వజ్రేణ వజ్రేణ తృతీయ సమనం తృతీయ సమనం వజ్రేణైవ వజ్రేణ తృతీయ సమనం తృతీయ సమనం వజ్రేణైవ తృతీయ సమనమిది తృతీయా సమనం వజ్రేణైవ వజ్రేణ వజ్రేణైవాస్మాస్మ ఏ వజ్రేణ వజ్రేణైవాస్మై ఏవాస్మాస్మ ఏవైవాస్మై తృతీయ సమనాత్ తృతీయ సమనాదస్మా ఏవైవాస్మై తృతీయ సమనాత్ అస్మై తృతీయ సమనాత్ తృతీయ సమనాదస్మా అస్మై తృతీయ సమనాత్ పశూన్ పశూన్ తృతీయ సమనాదస్మా అస్మై తృతీయ సమనాత్ పశూన్ తృతీయ సమనాత్ పశూన్ పశూన్ తృతీయ సమనాత్ తృతీయ సమనాత్ పశూన్ భావ పశూన్ తృతీయ సమనాత్ తృతీయ సమనాత్ పశూన్ వా తృతీయ సమనాదితి తృతీయా సమనాత్ పశూన్ భావ పశూన్ పశూన్ వరుంధే రుంధే పశూన్ పశూన్ వరుంధే అవరుంధే రుంధే వావరుంధే నరుంధే వావరుంధేన రుంధేన రుంధే రుంధే నోక్ష ఉక్షేన రుంధే రుంధే నోక్షే నోక్ష ఉక్షేన నోక్షే గృహీయాత్ గృహీయాదుక్షేన నోక్షే గృహీయాత్ ఉక్షే గృహీయాత్ గృహీయాదుక్ష ఉక్షే గృహీయాత్ ప్రజా ప్రజా గృహీయాదుక్ష ఉక్షే గృహీయాత్ ప్రజా గృహీయాత్ ప్రజా ప్రజా గృహీయాత్ గృహీయాత్ ప్రజా వై వై ప్రజా గృహీయాత్ గృహీయాత్ ప్రజా వై ప్రజా వై వై ప్రజా ప్రజా వై పశవః పశవో వై ప్రజా ప్రజా వై పశవః ప్రజేతి ప్రజా వై పశవః పశవో వై వై పశవ ఉత్థాన్యుత్థాని పశవో వై వై పశవ ఉత్థాని పశవ ఉత్థాన్యుత్థాని పశవః పశవ ఉత్థాని యజ్జదుత్థాని పశవః పశవ ఉత్థాని యత్ ఉత్థాని యజ్జదుత్థాన్యుత్థాని యరుక్ష ఉచ్చేదిరుత్థాన్యుత్థాని యరుక్షే యరుక్ష ఉచ్చే యజ్ఞరుక్షే గృహీయాద్ గృహీయాదుక్షే యజ్ఞరుక్షే గృహీయాద్ ఉచ్చే గృహీయాద్ గృహీయాదుక్ష ఉచ్చే గృహీయాత్ ప్రజాం ప్రజాం గృహీయాదుక్ష ఉచ్చే గృహీయాత్ ప్రజాం గృహీయాత్ ప్రజాం ప్రజాం గృహీయాత్ గృహీయాత్ ప్రజాం పశూన్ పశూన్ ప్రజాం గృహీయాత్ గృహీయాత్ ప్రజాం పశూన్ ప్రజాం పశూన్ పశూన్ ప్రజాం ప్రజాం పశూనస్య పశూన్ ప్రజాం ప్రజాం పశూనస్య ప్రజామిది ప్రజాం పశూనస్య పశూన్ పశూనస్య నిర్నిరస్య పశూన్ పశూనస్య నిః అస్య నిర్నిరస్యాస్య నిర్దహేర్దహే నిరస్యాస్య నిర్దహేర్ నిర్దహేర్దహే నిర్నిర్దహేరది రాత్రేది రాత్రేదహే నిర్నిర్దహేరది రాత్రే దహేరది రాత్రేది రాత్రేదహేర్దహేరది రాత్రే పశుకామస్య పశుకామస్యాది రాత్రేదహేర్దహేరది రాత్రే పశుకామస్య అది రాత్రే పశుకామస్య పశుకామస్యాది రాత్రేది రాత్రే పశుకామస్య గృహీయాద్ గృహీయాద్ పశుకామస్యాది రాత్రేది రాత్రే పశుకామస్య గృహీయాద్ అతిరాత్ర ఇత్యధిరాత్రే పశుకామస్య గృహీయాత్ గృహీయాత్ పశుకామస్య పశుకామస్య గృహీయాద్ వజ్ర వజ్రో గృహీయాత్ పశుకామస్య పశుకామస్య గృహీయాద్ వజ్ర పశుకామస్యేతి పశుకామస్య గృహీయాద్ వజ్రో వజ్రో గృహీయాత్ గృహీయాత్ వజ్రో వై వై వజ్రో గృహీయాత్ గృహీయాద్ వజ్రో వై వజ్రో వై వై వజ్రో వజ్రో వై షోడశీ షోడశీ వై వజ్రో వజ్రో వై షోడశీ వై షోడశీ షోడశీ వై వై షోడశీ వజ్రేణ వజ్రేణ షోడశీ వై వై షోడశీ వజ్రేణ షోడశీ వజ్రేణ వజ్రేణ షోడశీ షోడశీ వజ్రేణైవ వజ్రేణ షోడశీ షోడశీ వజ్రేణైవ వజ్రేణైవ వజ్రేణ వజ్రేణైవాస్మ అస్మ ఏవ వజ్రేణ వజ్రేణైవాస్మై ఏవాస్మ అస్మ ఏవైవాస్మై పశూన్ పశూనస్మ ఏవైవాస్మై పశూన్ అస్మై పశూన్ పశూనస్మ అస్మై పశూన వరుధ్య వరుధ్య పశూనస్మ అస్మై పశూన వరుధ్య పశూన వరుధ్య వరుధ్య పశూన్ పశూన వరుధ్య రాత్రియా రాత్రియా వరుధ్య పశూన్ పశూన వరుధ్య రాత్రియా అవరుధ్య రాత్రియా రాత్రియా వరుధ్యా వరుధ్య రాత్రియోపరిష్టాదుపరిష్టాద్ రాత్రియా వరుధ్యా వరుధ్య రాత్రియోపరిష్టాద్ అవరుధ్యేత్యవరుధ్య రాత్రియోపరిష్టాదుపరిష్టాద్ రాత్రియా రాత్రియోపరిష్టాద్ శమైది శమయత్రుపరిష్టాద్ రాత్రియా రాత్రియోపరిష్టాద్ శమైది ఉపరిష్టాక్షమైతి శమయత్రుపరిష్టాదుపరిష్టాక్షమయత్యప్యపి శమయత్రుపరిష్టాదుపరిష్టాక్షమయత్యపి శమయత్యప్యపి శమయతి శమయత్యప్యగ్నిష్టోమే అగ్నిష్టోమేపి శమయతి శమయత్యప్యగ్నిష్టోమే అప్యగ్నిష్టోమే అగ్నిష్టోమేప్యప్యగ్నిష్టోమే రాజన్యస్య రాజన్యస్యాగ్నిష్టోమేప్యప్యగ్నిష్టోమే రాజన్యస్య అగ్నిష్టోమే రాజన్యస్య రాజన్యస్యాగ్నిష్టోమే అగ్నిష్టోమే రాజన్యస్య గృహీయాద్ గృహీయాద్ రాజన్యస్యాగ్నిష్టోమే అగ్నిష్టోమే రాజన్యస్య గృహీయాద్ అగ్నిష్టోమ ఇత్యగ్నిష్టోమే

విషగుంసన్న శగుంసన్ వివ్యశగుంసంతతస్తతో శగుంసన్ వివ్యశగుంసంతత అశగుంసంతతస్తతో శగుంసన్న శగుంసంతతో వై వైతతో శగుంసన్న శగుంసంతతో వై తో వై వైతస్తతో వైతే వైతస్తతో వైతే వైదే వై వైతేసురాణామసురాణాంతే వై వైతేసురాణాం తేసురాణామసురాణాంతే సురాణాం లోకం లోకమసురాణాంతే తేసురాణాం లోకం అసురాణాం లోకం లోకమసురాణామసురాణాం లోకమవృంజత వృంజత లోకమసురాణామసురాణాం లోకమవృంజత లోకమవృంజత వృంజత లోకం లోకమవృంజత యజ్జత వృంజత లోకం లోకమవృంజత యత్ అవృంజత యజ్జత వృంజత వృంజత యత్కనీయసా కనీయసా యత్ వృంజత వృంజత యత్కనీయసా యత్కనీయసా కనీయసా యజ్జత్కనీయసా ఛందసా ఛందసా కనీయసా యజ్జత్కనీయసా ఛందసా కనీయసా ఛందసా ఛందసా కనీయసా కనీయసా ఛందసా అధ్యాయో అధ్యాయశ్చందసా కనీయసా కనీయసా ఛందసా అధ్యాయ ఛందసాధ్యాయోధ్యాయశ్చందసా ఛందసా అధ్యాయశ్చందశ్చందోధ్యాయశ్చందసా ఛందసా అధ్యాయశ్చంద ధ్యాయశ్చందశ్చందోధ్యాయోధ్యాయశ్చందోభ్యవిచ్ఛందోధ్యాయోధ్యాయశ్చందోభి ఛందోభ్యవిచ్ఛందశ్చందోభివిషగుంసద్విషగుంసత్యవిచ్ఛందశ్చందోభివిషగుంసతి అభివిషగుంసతి విషగుంసత్యభ్యభివిషగుంసతి భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య విషగుంసత్యభ్యభివిషగుంసతి భ్రాతృవ్యస్య విషగుంసతి భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య విషగుంసతి విషగుంసతి భ్రాతృవ్యస్యైవైవ భ్రాతృవ్యస్య విషగుంసతి విషగుంసతి భ్రాతృవ్యస్యైవ విషగుంసతీతి విషగుంసతి భ్రాతృవ్యస్యైవైవ భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్యైవ తత్తదేవ భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్యైవ తద్ దేవదత్తదేవైవ తల్లోకం లోకం తదేవైవ తల్లోకం తల్లోకం లోకం తత్తల్లోకం వృంతే వృంతే లోకం తత్తల్లోకం వృంతే లోకం వృంతే వృంతే లోకం వృంతే షట్ వృంతే లోకం వృంతే షడ్ వృంతే షట్ వృంతే వృంతే షడక్షరాణ్యక్షరాణి షట్ వృంతే వృంతే షడక్షరాణి షడక్షరాణ్యక్షరాణి షట్క్షరాణ్యత్యక్షరాణి షట్షడక్షరాణ్యతి అక్షరాణ్యత్యక్షరాణ్యక్షరాణ్యతిరేచయంతిరేచయంత్యక్షరాణ్యక్షరాణ్యతిరేచయంతి అతిరేచయంతిరేచయంత్యతిరేచయంతిషట్షడ్రేచయంత్యతిరేచయంతిషడ్ రేచయంతిషట్షడ్రేచయంతిరేచయంతి షట్వై షట్రేచయంతిరేచయంతిషడ్వై షట్వా ఋతవ ఋతవో వై షట్షడ్వా ఋతవ వా ఋతవ ఋతవో వై వా ఋతవ ఋతూన్ ఋతూన్ ఋతవో వై వా ఋతవ ఋతూన్ అర్థవ అర్థోన్ ఋతో మృతవ అర్థవ అర్థోనేవైవత్వం ఋతవ అర్థవ అర్థోనేవ అథోనేవైవత్వం ఋతోనేవ ప్రీణాది ప్రీణాత్యేవత్వం ఋతోనేవ ప్రీణాది ఏవ ప్రీణాది ప్రీణాత్యేవైవ ప్రీణాది చత్వారి చత్వారి ప్రీణాత్యేవైవ ప్రీణాది చత్వారి ప్రీణాది చత్వారి చత్వారి ప్రీణాది ప్రీణాది చత్వారి పూర్వాణి పూర్వాణి చత్వారి ప్రీణాది ప్రీణాది చత్వారి పూర్వాణి చత్వారి పూర్వాణి పూర్వాణి చత్వారి చత్వారి పూర్వాణ్యవావ పూర్వాణి చత్వారి చత్వారి పూర్వాణ్యవ పూర్వాణ్యవావ పూర్వాణి పూర్వాణ్యవ కల్పయంతి కల్పయంత్యవ పూర్వాణి పూర్వాణ్యవ కల్పయంతి అవకల్పయంతి కల్పయంత్యవావ కల్పయంతి చతుష్పదశ్చతుష్పదః కల్పయంత్యవావ కల్పయంతి చతుష్పదః కల్పయంతి చతుష్పదశ్చతుష్పదః కల్పయంతి కల్పయంతి చతుష్పద ఏవైవ చతుష్పదః కల్పయంతి కల్పయంతి చతుష్పద ఏవ చతుష్పద ఏవైవ చతుష్పదశ్చతుష్పద ఏవ పశోన్ పశోనేవ చతుష్పదశ్చతుష్పద ఏవ పశోన్ చతుష్పద ఇది చతుః పదః ఏవ పశోన్ పశోనేవైవ పశోనవావ పశోనేవైవ పశోనవ పశోనవావ పశోన్ పశోనవ రుంధే రుంధేవ పశోన్ పశోనవ రుంధే అవరుంధే రుంధే వావరుంధే ద్వే ద్వే రుంధే వావరుంధే ద్వే రుంధే ద్వే ద్వే రుంధే రుంధే ద్వే ఉత్తరే ఉత్తరే ద్వే రుంధే రుంధే ద్వే ఉత్తరే ద్వే ఉత్తరే ఉత్తరే ద్వే ద్వే ఉత్తరే ద్విపదో ద్విపద ఉత్తరే ద్వే ద్వే ఉత్తరే ద్విపద ద్వే ఇది ద్వే ఉత్తరే ద్విపదో ద్విపద ఉత్తరే ఉత్తరే ద్విపద ఏవైవ ద్విపద ఉత్తరే ఉత్తరే ద్విపద ఏవ ఉత్తరే ఇత్యుత్తరే ద్విపద ఏవైవ ద్విపదో ద్విపద ఏవావైవ ద్విపదో ద్విపద ఏవావ ద్విపద ఇది ద్విపద ఏవావైవైవావరుంధే రుంధే వైవైవావరుంధే అవరుంధే రుంధే వావరుంధే నుష్టుభమనుష్టుభగో రుంధే వావరుంధే నుష్టుభం రుంధే నుష్టుభమనుష్టుభగో రుంధే రుంధే నుష్టుభమభ్యాభ్యనుష్టుభగో రుంధే రుంధే నుష్టుభమభి అనుష్టుభమభ్యాభ్యనుష్టుభమనుష్టుభమభిసగుంసమభ్యనుష్టుభమనుష్టుభమభిసం అనుష్టుభమిత్యనోస్తుభం అభిసగుంసమభ్యభి సంపాదయంతి పాదయంతి సమభ్యభి సంపాదయంతి సంపాదయంతి పాదయంతి సగం సంపాదయంతి వాక్ వాక్ పాదయంతి సగం సంపాదయంతి వాక్ పాదయంతి వాక్ వాక్ పాదయంతి పాదయంతి వాక్ వై వై వాక్ పాదయంతి పాదయంతి వాక్ వై వాక్ వై వై వాక్ వాక్ వా అనుష్టుభ నుష్టుభ వై వాక్ వాక్ వా అనుష్టుభ